వ్యాసభగవానుడు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారతం పంచమవేదం. దానిలో నిన్నటి రోజున వనపర్వం అరణ్యపర్వంలో అంశాన్ని చెప్పుకుంటున్నాం. అరణ్యపర్వం అనగా సాధనాపర్వం అని దృష్టితో చూడాలి అని మొన్న మనం ప్రస్తావించిన అంశం ఈరోజు ఒక పరిపూర్ణతను పొందబోతున్నది. ఇక్కడ యుధిష్ఠిరుడు, మిగిలిన పాండవులు అరణ్యపర్వాన్ని ఒక సాధనగా మలుచుకున్నారు. అరణ్యంలో ఉండగా వాళ్ళు తపస్సుతో జ్ఞానముతో పరిశుద్ధులయ్యారు. స్వతసిద్ధంగా ధర్మము జ్ఞానము ప్రధానంగా కలిగిన యుధిష్ఠిరుడు వనవాస కాలంలో అనేక మంది మహర్షుల యొక్క సాంగత్యం అతనికి లభించింది. ఎందుకంటే సత్సాంగత్యం కంటే గొప్ప పదవి కానీ గొప్ప స్వర్గం కానీ లేదు. నిజానికి ధర్మరాజు రాజ్యభ్రష్టుడు అయ్యాడు అనే కంటే సత్సంగ సామ్రాజ్యంలో పట్టాభిషిక్తుడయ్యాడని చెప్పాలండి ఇక్కడ. అందుకే సత్పురుషుల యొక్క సాంగత్యంతో ఎంతో జ్ఞానాన్ని ధర్మాన్ని తెలుసుకున్నాడు. సుఖదుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి, మిగిలేది ధర్మము జ్ఞానమే. దాన్ని పటిష్టంగా మిగుల్చుకున్నాడు మహానుభావుడు. అటువంటి ఆ మహానుభావును అవమానించడానికి అనేక విధాల ప్రయత్నించినటువంటి కౌరవులు ఎలా భంగపడ్డారో నిన్న చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వనవాసం ముగుస్తోంది అనగా ఒకనొక కష్టం వచ్చి పడిందిట. యుధిష్ఠిరునికి ఎన్ని రకాల వేదనలు ఎదురవుతున్నప్పటికీ కూడా విచక్షణతో వాటిని ఎదుర్కొంటూ వెళ్తున్నాడు. ఒక కష్టాల్లో కష్టం ఎదురైంది. ఇప్పుడు ఒకప్పుడు ఒక విప్రుడు ఆయన వద్దకు వచ్చి శరణు వేడాడు. నేను యజ్ఞార్థమై అరణి సామగ్రిని ఒక చెట్టుకు వేలాడ వేసుకుని ఉంటే ఒక లేడీ అక్కడికి వచ్చి తన యొక్క కొమ్ములను అక్కడ దువ్వుకుంటూ దానికి తగిలించుకుని అరణి తగలగానే భయపడి పరిగెత్తింది. నా అరణి కూడా మృగంతో పాటు వెళ్ళిపోయినది. నాకు ఇప్పుడు ఆ యజ్ఞ సామగ్రి కావాలి అని ఎప్పుడైతే ఆ విప్రుడు శరణు వేడాడో పాండవులు మొత్తం ఐదుగురు బయలుదేరారు. ఒక యజ్ఞ సామగ్రి కోసం ఐదుగురు బయలుదేరడమా, అదే చిత్రం అలా బయలుదేరదీస్తుంది. పగ యజ్ఞకార్యం అనగానే పాండవులకు ఉన్నటువంటి శ్రద్ధ కూడా అలాంటిది. ఎప్పుడైతే ఐదుగురు బయలుదేరారో ఆ మృగం వాళ్ళని వెంటబెట్టి అంటే తాను పరిగెడుతుంటే వాళ్ళు వెంట వెళ్ళారు కానీ దొరకలేదు. చిట్ట చివరికి అది ఎక్కడో అంతర్ధానమైంది. మొత్తానికి వెతుకుతూ అలసిపోయినటువంటి వారు ఒక చెట్టు నీడకు చేరుకున్నారు. చేరుకున్నాక ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయనుకుంటున్నట్ట. ఈ కష్టాలని దేనివల్ల వచ్చి ఉంటాయన్న చర్చ. ఈ చర్చలో కూడా వ్యాసుడు ఉద్దేశం ఏంటంటే ఎవరి మనస్సంస్కారం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. సంఘటన అందరికీ ఒక్కటే, కానీ ఎవరు దాన్ని ఎలా స్వీకరిస్తారు ఎలా స్పందిస్తారు అనేది వాళ్ళ వాళ్ళ సంస్కారాలు బట్టి ఉంటుంది. మహానుభావుడు యుధిష్ఠిరుడు ఒకటే మాట అన్నట్ట, సుఖాలు దుఃఖాలు రెండు స్థిరం కాదు, ఇవి ప్రారంధవశాత్తు వస్తూ పోతూ ఉంటాయి. మనకు ప్రారంధం కొద్దీ దుఃఖం వచ్చింది అన్నాడు యుధిష్ఠిరుడు. వెంటనే భీముడు అన్నాడు, అక్కడ దుశ్శాసనుడు ద్రౌపది కురులు లాగి తీసుకొస్తున్నప్పుడు నేను వాణ్ణి సంహరించలేదు, ఆ కారణం చేతనే దుఃఖం వచ్చింది అన్నాడు ఆయన. ఇక అర్జునుడైతే అప్పుడు కాని కూతలు కూశాడు రాధేయుడు కర్ణుడు, అతని మాట వల్లే ఇంతకొచ్చింది, అతన్ని అక్కడికక్కడే నేను సంహరించలేదు గనక ఈ కష్టాలని దాపురించే అన్నట్ట. సహదేవుడు అంటున్నాడు, అక్కడ ఇంత మాయాజూదానికి మూలమైనటువంటి శకునిని నేను అప్పుడే సంహరించి ఉంటే ఈ గొడవ వచ్చేది కదా కదా అని. కనుక ఇన్ని కష్టాలకి ఎవరి కారణాలు వాళ్ళు చెప్పుకున్నారు. ఈ లోపల వెంటనే నకులుని మాత్రం మాట్లాడడానికి ఇంకా అవకాశం లేకుండానే అందరికీ దాహం వేస్తుంది, దగ్గరలో నీరు దొరికే చోటు ఏమైనా ఉందేమో నువ్వు చూడవయ్యా నకుల అన్నట్టు యుధిష్ఠిరుడు. వెంటనే నకులుడు చెట్టు పైకి ఎక్కి కొంచెం దూరంలో బెగ్గురు పక్షులు అంటే జలపక్షులు వస్తున్నటువంటి వైనం కనబడుతుంది, అక్కడ ఏదో తటాకం ఉన్నట్టుంది, అంటే నువ్వు వెళ్ళి జలము తీసుకురా అని ఆజ్ఞాపించాడు యుధిష్ఠిరుడు. అందరూ అలసి అక్కడున్నారు, బయలుదేరాడు నకులుడు. ఆ వెళ్ళిన వాడు ఎంతకీ రాలేదు. ఎందుకు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా నీరును తాగుదామని ప్రయత్నించేటప్పటికో ధ్వని వినబడింది, ఈ నీరు తాగదలుచుకుంటే నా మాటలకి సమాధానం చెప్పి నువ్వు నీరు తాగాలి అని కేవలం మాట మాత్రమే వినబడింది. కానీ మాటను లెక్క పెట్టకుండా నీటిని తాగినటువంటి అతడు ఆ ఒడ్డునే కూలబడ్డాడు. నకులుడు ఎప్పుడైతే రాలేదో మళ్ళీ సహదేవుడు బయలుదేరి వెళ్ళాడు. ఆయన కూడా అదే విధంగా ప్రవర్తించి ఆయన కూలబడ్డాడు. ఇక భీముడి గురించి చెప్పనక్కర్లేదు, ఆ మహానుభావుడు కూడా అదే విధంగా కూలబడ్డాడు. అర్జునుడైతే కొంచెం శబ్దము వినిపించిన చోట నువ్వెవరు అని అడుగుతూ సమాధానం లేకపోయేటప్పటికల్లా శబ్దభేది విద్యతో బాణప్రయోగం చేశాట. అంటే వస్తువు కనబడకపోయినా శబ్దం బట్టి బాణం వేయడం అనే విద్య ఆయన చేతులు ఉంది కానీ దాన్ని ప్రకటించాడు. ప్రకటించినా శబ్దం ఆగలేదు. నువ్వు ఎన్ని చేసా నా దగ్గర చల్లవ సుమా, నువ్వు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే ఈ నీరు తాగడానికి అనుమతిస్తాను, ఇదంతా నాది అన్నాడు. కానీ ఆ మాటని ఆయన కూడా లక్ష్య పెట్టకుండా నీటిని తాగి ఆయన కూడా పడ్డాడు. ఇక్కడ ఎప్పుడైతే నలుగురు అన్నదమ్ములు ఆ విధంగా తిరిగి వెనక్కి రాలేదో యుధిష్ఠిరుడు బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ ఈ సన్నివేశం వచ్చేటప్పటికల్లా చాలామందికి ఇక్కడ వస్తున్నటువంటి ఘట్టం ఏంటో స్పష్టమైపోతూ ఉంటుంది. ఇది నిజానికి అరణ్య పర్వానికి అంతిమమైనటువంటిది. ఎందుకంటే మహాభారతంలో ప్రధాన పర్వములు 18, ఉపపర్వములు 100 ఉంటాయి. శతపర్వ సంభృతంబు అన్నారు ఉపపర్వములు. అందులో మొత్తం 22 ఉపపర్వాలు అరణ్యపర్వంలో ఉన్నాయి. చివరిది ఆరణీయ పర్వము అని, అంటే అరణి సంబంధమైనటువంటి పర్వం కనుక ఆరణీయ పర్వము అని దీనికి పేరు. ఇక్కడ ఈ సన్నివేశంలో యుధిష్ఠిరుడు వచ్చినప్పుడు ఆయన స్పందన చూడండి. ముందు మనం ఈ కష్టాలు పడ్డానికి కారణమేమిటి అన్నప్పుడు ఎవరి సమాధానాలు వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళ సంస్కారాలు బయటపడ్డాయి. అందరూ ఉత్తములే, కానీ వీళ్ళందరికంటే యుధిష్ఠిరుడి స్థానం ఏంటి ఇప్పుడు మనకు తెలుస్తుంది. యుధిష్ఠిరుడు వచ్చి పరిశీలిస్తున్నాడు. ఎవరైతే ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటారో వారికి పరిశీలన సాధ్యమవుతుందండి. అందుకని ఉద్వేగము ఉద్రేకము ఇలా ఉన్న వాళ్ళకి పరిశీలన సాధ్యం కాదు. అటువంటి వారు చక్కని నిర్ణయం తీసుకోలేరు కూడా. అది మనం మొన్నను కూడా చెప్పుకున్నాం. ఆ అంశం ప్రకారంగా ఇతడు రాగానే మొత్తం పరిశీలిస్తున్నాడు. ఏంటి ఇలా పడిపోయారు అన్నదమ్ములు ఒక్కొక్కరు, సామాన్యులు కారే, మహాపర్వతములు వంటి వారు, ఈ పర్వతాల వంటి వారు ఈ విధంగా కూరుకుపోవడానికి కారణమేమిటి? హిమవత్ పర్వతము, పారియాత్ర పర్వతము, వింధ్య పర్వతము, మలయ పర్వతము, ఎలాగో అలాంటి పర్వతాలు లాంటి వాళ్ళు వీళ్ళు, నాలుగు కుల పర్వతాలు లాంటి వాళ్ళు కూలిపోయారే అని ఆశ్చర్యపోతూ ఎందువల్ల వీళ్ళు ఈ స్థితికి వచ్చారు? ఏ ఆయుధము కానీ అస్త్రము కానీ శస్త్రము కానీ వీరినేమీ చెయ్యలేవే. పైగా ఎక్కడ ఆయుధాలు తగిలిన గాయపు చిహ్నాలు కూడా కనిపించట్లేదు. పోనీ ఇందులో నీరేదైనా విషంతో కూడి ఉంది అనుకుంటే అలాంటి జలము లోపలికి వెళితే శరీరంలో వర్ణం మారుతుంది. కానీ వీళ్ళు మాత్రం నిర్మలంగా కనిపిస్తూ ఉన్నారు, కానీ నిశ్చేష్టులై ఉన్నారు. కారణమేమిటి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయన కూడా ముందు దాహం తీర్చుకుని వీళ్ళ సంగతి చూద్దామని నీటిలోకి వెళ్ళబోతుంటే ఆయనకు కూడా అదే విధంగా ధ్వని వినబడిందని. ధ్వని వినబడితే నమస్కారం చేసి, మహానుభావ తమరు ఎవరో, ఎందుకు ఈ నిర్దేశం చేస్తున్నారో చెప్పండి అంటే అప్పుడు సమాధానం. ఇలాంటి మాట ఇంతవరకు వచ్చిన వాళ్ళు అనలేదండి. ఈయన మాత్రం అన్నాడు, అహం బకహ శైవల మత్స్య భక్షో నీతామయ ప్రేతవశం తవానుజాహ. నేను బకుని అంటే నేను కొంగని, నా మాట వినకుండా వీళ్ళు నీళ్లు తాగారు గనక నేను వీళ్ళని అవశం చేసుకున్నాను. ఇక్కడ మాటలు జాగ్రత్తగా వింటే మత్స్య శైవల మత్స్య భక్షో, నాచుని చేపల్ని తినేటువంటి బకాన్ని నేను, నా మాట వినందుకు ప్రేతవశం తవానుజాహ, వీళ్ళు కూడా ప్రేతవశులయ్యారు. ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం, బక శబ్దంలో ఉన్న విషయం కూడా తెలుసుకోవాలి. తర్వాత మనకు తెలుస్తుంది చివరిలో. ఎందుకంటే మహాత్ములు పొరపాటును కూడా అబద్ధమాడరు. ఇప్పుడు బకుణ్ణి అన్నాడు. వెంటనే ఆయన, మీరు కేవలం బకులు ఒక పక్షిమాత్రులు అంటే నేను నమ్మలేనండి అన్నాడు వెంటనే యుధిష్ఠిరుడు. కేవలం బకమే అయితే ఈ విధమైనటువంటి పని చేయలేదు. మీరు రుద్రులలో ఒకరైనా కావచ్చు, వసువుల్లో ఒకరైనా కావచ్చు, మరుద్గణములో ఒకరైనా కావచ్చు, ఆదిత్యుల్లో ఒకరైనా కావచ్చు. అంటే దేవగణములు ఇవి, మరుద్గణములు, రుద్రగణములు, వసుగణములు, ఆదిత్యగణములు, వీరిలో మీరు ఎవరో నాకు తెలియదు. మొత్తానికి వీటికి సంబంధించిన వారే అయ్యుంటారు, లేకపోతే కులపర్వతాల్లాంటి నా సోదరులు ఇలా కూలిపోరయ్యా అని అంటే, అప్పుడు మళ్ళీ తానొక స్వరూపాన్ని చూపించట. విరూపాక్షం మహాకాయం యక్షం తాళు సముచ్చ్రయం జ్వలనార్క ప్రతీకాస మధుష్యం పర్వతోముపం. ఆ పర్వతోపమం, పర్వతము వలె ఒక మహాస్వరూపాన్ని చూపించాడు, మహాకాయంతో ఉన్నట్ట. యక్షోహమస్మి భద్రంతే, నేను యక్షుడను నీకు శుభముగ్గాక అన్నాడు వెంటనే. నాస్మి పక్షి జలేచరహ, నేను పక్షిని కానయ్యా, నా వల్లనే వీళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు, ఇందులో సందేహమేం లేదు. ఎందుకంటే నా మాట వినలేదు, ఇప్పుడైనా సరే నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్తే మళ్ళీ వీళ్ళందరినీ బ్రతికించే అవకాశం ఉంటుంది, గనక నేను ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పు అన్నాడు. అతను యక్షుడు గనక యక్షుడు వేసే ప్రశ్నలు గనక యక్ష ప్రశ్నలు అని ఘట్టం ఇక్కడ చెప్పబడుతున్నది. యక్ష ప్రశ్నలు అంటే అంత తేలిగ్గా తీసేయాల్సిన అంశం కాదండి. ఎందుకంటే మహర్షులు ఇచ్చిన గ్రంథాన్ని ఒక తేలిగ్గా చదవడమే ముందు దోషం. ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైన సంస్కారం కావాలి. అందులో భారతంలో యక్ష ప్రశ్న స్థానం చాలా గొప్పది. నిన్న ఒక ప్రశ్న చెప్పుకున్నాం, ఏమిటది? నహుష ప్రశ్న. నహుష ప్రశ్న వేదాల్లో ఈ ప్రశ్న అనే శబ్దం ఉంటుంది, ప్రశ్నోపనిషత్తును కూడా ఉన్నది. ప్రశ్న అంటే క్వశ్చన్ కాదని కూడా చెప్పుకున్నాం. చర్చ, ఒక విషయమే కూలంకషముగా చెప్పుకుంటే దానికి ప్రశ్న అని పేరు. పరామర్శ, ప్రశ్న ఇవన్నీ కూడా జ్ఞాన విషయములు ఇవన్నీ. అలాగే నహుష ప్రశ్నలో మనకి ఎంత అద్భుతమైన జ్ఞానం చెప్పాడు. అంత జ్ఞానం చెప్పి దాని సారాంశం ఏం చెప్పాడో నహుషుడు ఒక్కసారి తెలుసుకుని ఈ యక్ష ప్రశ్నలోకి వెళదాం. అయితే గతించే నహుష ప్రశ్న దీనికి ఎందుకంది అంటే రెండింటికి ఒక అనుబంధం ఉంది గనక. నిన్న మనం చెప్పని ఒక విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. మొత్తం నహుషుడు అన్నీ చెప్పి చివరి మాటగా చెప్పినటువంటి మాట, సత్యం దమస్తపోదాన అహింసా ధర్మ నిత్యత సాధకాని సదా పుంసాం న జాతి న కులం రూప. ఇది సారభూతంగా చెప్పాడు. సాధకములు అంటే కార్యసిద్ధిని కలిగించేవి అని అర్థం. కార్యసిద్ధి అంటే ఐహికంగా కావలసిన సుఖములు కానీ, పారలౌకికమైనటువంటి భోగములు కానీ, రెండింటినీ మించిన మోక్షం అనేటువంటిది కానీ, ఇందులో ఏది సిద్ధించాలన్నా ఇవండి సాధనలు. ఈ భౌతికమైనవి కావు, ఇవిటే సాధనలు. ఏమిటి? సత్యము, దమము, తపస్సు, దానము, అహింస, ధర్మనిత్యత. చక్కటి మాట ఇది. అంటే ధర్మమునందు ఎల్లప్పుడూ ఉండాలి. నేను కూడా ధర్మంగా ఉంటానండి, అప్పుడప్పుడు అంటూ కుదరదండి. ధర్మనిత్యత అనేది చాలా ప్రధానం అక్కడ. కానీ ఈ గుణములు ఎవరికైతే ఉంటాయో వారు దేన్నైనా సాధించగలరు అని. అంతేగాని జాతి కులము ప్రధానం కాదయ్యా, ఈ గుణములే సిద్ధికి హేతువులు. సిద్ధి అనగా ఈ జీవితం ఎందుకు పొందేమో అది, అది పొందడానికి కావలసినవి సత్యం, దమ, తపః, దానం, అహింస, ధర్మనిత్యత. ఇవి ప్రధానమైనవి అని చెప్పాడు. నహుష ప్రశ్న ద్వారా తేలిన తేట అది. ఇప్పుడు యక్ష ప్రశ్నలు మొదలవుతున్నాయి. యక్ష ప్రశ్నలు కూడా మనం లోకంలో అనుకున్న క్విజ్జులు లాంటివి కావు యక్ష ప్రశ్నలు. కానీ ఒక మహావిద్యని చిన్న ప్రశ్న సమాధానం అనే చిన్న ప్రక్రియలో చెప్పడం వల్ల దాన్ని కుదుటుగా చెప్పి మనలో స్థిరపరచడం, ఇది ఒక ప్రక్రియ అండి. ఎందుకంటే వ్యాసుడు సాహిత్య పరంగా అంటే లిటరేచర్ పరంగా మనం మాట్లాడగలిగితే వ్యాసుడు చూపించని ప్రక్రియ లేదు మహాభారతంలో. ఇదొక కోణం. ఎన్ని ప్రక్రియలు చూపించాడంటే కొన్ని ప్రధానమైన కథలు ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు, మధ్యలో జంతువుల మీద పక్షుల మీద కథలు చెప్పడం. ఎంత అద్భుతమైన అంశం అండి. తర్వాత ఎప్పుడో నీతి చంద్రుడికి వచ్చింది. అది వచ్చిన కొన్నాళ్ళకి మనకి వాల్ట్ డిస్నీలు వీళ్ళందరూ వచ్చారు, సంతోషం. కానీ ఏనాడో మనకి మహాభారతంలోనే పక్షుల మీద జంతువుల మీద కథలు చెప్పడం జరుగుతుంది. అలాగా మహాభారతంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో మీరు చూసుకోండి. అదేవిధంగా విస్తారమైన వేదాంత బోధ కనబడుతుంది. సంక్షిప్తమైన ప్రశ్న సమాధానాల రూపంతో మొత్తం మహావిద్యను చెప్తాడు. అంటే బ్రహ్మ విద్యను మనకు అందించడానికి వ్యాసుడు పడినటువంటి శ్రమ సామాన్యం కాదు ఇక్కడ. అందుకే ధర్మం, జ్ఞానం ఈ రెండు చెప్పడానికి ఋషి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాల్సింది మనం. ధర్మము, జ్ఞానము. ధర్మం అంటే బ్రతకవలసిన తీరు, జ్ఞానం అంటే ఆలోచించవలసిన విధానం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. బ్రతకవలసిన తీరు ధర్మము, ఆలోచించవలసిన విధానం జ్ఞానం. అందుకే ధర్మంగా బ్రతకాలి, జ్ఞాన మార్గంలో ఆలోచించాలి, అప్పుడే జీవన పరమార్థం పొందుతాం. ఆ ధర్మము, జ్ఞానము ఏమిటో చెప్పడానికి అవతరించిందే శాస్త్రం. ఆ శాస్త్రం బహుముఖాలుగా ఉంటే దాని సారాన్ని అందించడానికి అవతరించిందే భారతం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ధర్మజ్ఞానములు రెండింటినీ కలబోస్తూ చెప్పేటువంటి అంశమే యక్ష ప్రశ్న అనేటువంటిది. ఇక్కడ యక్షుడు ప్రశ్నలు వేస్తాడు, యుధిష్ఠిరుడు సమాధానం చెప్తాడు. నిన్న నహుషుడు యుధిష్ఠిరుడు కలిసి వీరు ప్రశ్నించడం, వారు ప్రశ్నించడం, ఇతడు సమాధానం చెప్పడం, అతడు సమాధానం చెప్పడం, అదొక ప్రక్రియ. ఇక్కడ కేవలం యక్షుడు ప్రశ్న. ఈ ప్రశ్నలో ధర్మరాజు సమాధానాలు ఎలా చెప్పాడు ఇది తెలుసుకోవాల్సింది. ముందు ఇవన్నీ తెలిసి మన ప్రశ్నల్లోకి వెళదాం. ఒక్క యక్ష ప్రశ్నలు చెప్పుకుంటే ముచ్చటగా 2 గంటలు చెప్పవచ్చండి. ఇక్కడున్న కొందరు ఆత్మీయులు ఉన్నారు, 2 గంటలు యక్ష ప్రశ్నలు నేను చెప్తూ ఉండగా విన్నవాళ్ళు ఉన్నారు. ముంబై నగరంలో చెప్పడం జరిగింది. ఇదే హైదరాబాద్ నగరంలో 2 పర్యాయాలు యక్ష ప్రశ్నలు విస్తారంగా చెప్పుకోవడం జరిగింది. పలుతావుల్లో చెప్పాం. కానీ ఇక్కడ అందరికీ ముందు హామీ ఏంటంటే గంటన్నర 2 గంటల సైపు ఇక్కడ యక్ష ప్రశ్నలు చెప్పబడదు. ఎందుకంటే ఇంకా మిగిలిన భారతం ఎంత ఉందో నాకు తెలుసు. మొత్తం పూర్తి చేయాలని ఒక తహతహ ఒకటి ఉన్నది కనుక. అలాగని సారమైన అంశాన్ని విడిచిపెట్టాం. యక్ష ప్రశ్నల ఉద్దేశము, దాని పరమార్థము, దాని సారము మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ. అసలు యక్ష ప్రశ్నల్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలని ముందు తెలుసుకోవాలి ఇక్కడ. ఒకటి, ఇందులో ప్రాచీన కాలంలోనే మన నాగరికత, మన సాహిత్యము ఎంత అభివృద్ధి చెందింది, లోతైన చింతన, జ్ఞానము ఎంత ఉన్నదో మనం సగర్వంగా ప్రపంచానికి చాటడానికి పనికొస్తున్న అంశాల్లో యక్ష ప్రశ్నలు ఒకటి. రెండవ అంశం మరొకటి ఏమిటి అంటే ధర్మరాజు యొక్క సంస్కారము, పరిణతి, ఆయన యొక్క బుద్ధి పక్వత ఎలా ఉందో మనకు తెలియజేస్తుంది ఇక్కడ. అందుకే సాధన చేసే నిజమే, ఎంత సాధన ఫలితంగా ఆయన ఏం పొందాడు అని తెలియాలి కదా. అందుకు పరీక్ష మొదలయ్యింది వనపర్వం యొక్క మొదటి అధ్యాయంలో, పరీక్ష ఫలితం విడుదలయ్యింది చివరి యక్ష ప్రశ్నల్లో. ఇది తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి ధర్మరాజు ఏ విధంగా పండిపోయాడు జ్ఞానముతో. అంతేగాని ఎలా సమాధానాలు చెప్పాడంటే మొత్తం జీకే బుక్స్ అన్ని స్టడీ చేసి ఇలా అడిగితే అలా చెప్పాడని కాదండి. ఇక్కడ పుస్తకాలు చదివి చెప్పినటువంటి సమాధానాలు కావు. మన వాళ్ళు ఏమైనా పోటీకి వెళ్తే అవి, పైగా వాడు పనికిమాల ప్రశ్నలు వేస్తుంటాడు, ఫలానా సినిమాలో ఫలానా వారు ఎలాంటి వస్త్రం ధరించారు అంటే వీడు చెప్తాడు, చెప్పగానే వీడు చెప్పట్లు, అదొక పెద్ద విజయం. ఇలాంటి పనికిమాలినటువంటి ప్రశ్న సమాధానాల్లో మనం పడిన వాళ్ళం. యక్ష ప్రశ్నలు అటువంటి కావును ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఇందులో చెప్తున్నది అద్భుతమైన వేదాంత జ్ఞానం అండి. యక్ష ప్రశ్నలు ఒక్కటి ఒక ఉపనిషత్తు సామాన్యం కాదు. ఉపనిషత్తును ఎందుకు చెప్తున్నామంటే ఉపనిషత్తులో ప్రతి వాక్యాన్ని వ్యాఖ్యానిస్తే ఒక విస్తార గ్రంథం అవుతుంది. యక్ష ప్రశ్నలు ఒక ప్రశ్నకు ఒక సమాధానం, ఒక సూత్రప్రాయం, ఒక సూత్రము వంటిది. ఆ సూత్రానికి భాష్యం రాస్తే మొత్తం బ్రహ్మ విద్య అంతా బయటకు వస్తుంది. అంత అద్భుతం. ఇందులో ఏ ఒక్క మాటనైనా మనం పట్టుకుని మననం చేసుకోగలగాలి. అందుకే ఎప్పుడైనా సంక్షిప్తంగా ఎందుకు చెప్తారంటే గుర్తుపెట్టుకోవడానికి, వెంటనే గుర్తుంటుంది. ఆ గుర్తు పెట్టుకున్నది మననం చేసుకుంటూ ఉండాలి. అందుకే శ్రవణ మననాలకి పనికొచ్చేటువంటి బ్రహ్మ విద్యనిస్తున్నాడు. ఎత్తుగడే ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఉదాత్తమైనటువంటి అంశములు ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి. అయితే సామాన్యుల కోసమైతే ఇందులో ఒకటో రెండో ఏరి చెప్తూ ఉంటారు, కానీ మొత్తం యక్ష ప్రశ్నలు నిజానికి చెప్పుకుంటే అది సామాన్యమైన విషయం కాదు అని తేలుతుంది. అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను నీ నుంచి కేవలం జ్ఞాన సమాధానాలను అడుగుతున్నాను, ఇంకేమీ నీ నుంచి ఆశించట్లేదంటూ యక్షుడు అంటున్నాడు. కిం స్విదాదిత్యమున్నయతి కేచ తస్యాభితశ్చరాహ కశ్చై నమస్తన్నయతి కస్మిశ్చ ప్రతిష్ఠతి. ఆదిత్యుడు దేని వలన ఉదయిస్తున్నాడు, ఆయన చుట్టూ తిరిగేవారెవరు, ఆదిత్యుడు దేని వల్ల అస్తమిస్తున్నాడు, ఆదిత్యుడు దేని యందు నిలుకడ కలిగి ఉన్నాడు, దేనితో ప్రారంభమైంది, సూర్యునితో ప్రారంభమైంది, ఇది తెలుసుకోవలసినది. మొత్తం వేద విద్య అంతా కూడా మూలం గాయత్రి. గాయత్రి ఎవరయ్యా అంటే ఆదిత్య మండలాంతర్గతమైన పరబ్రహ్మశక్తి. కనుక మొత్తం బ్రహ్మ విద్యకు మూలమైనటువంటి ఏ గాయత్రి తత్వం ఉందో అది యక్ష ప్రశ్నలో మొదటి ప్రశ్నలో చెప్పబడుతున్నది. నీలకంఠ దీక్షితులు వారు భారతానికి మొత్తానికి వ్యాఖ్యానం రాస్తూ దీనికి ఆయన ఇచ్చిన వ్యాఖ్యానం చూస్తూ ఉపనిషత్తులు సమన్వయిస్తూ వేదాంత విద్యను ఇందులో ఆవిష్కరించారండి. అవన్నీ మనం చెప్పుకుంటే యక్ష ప్రశ్నలు రెండు మూడు రోజులు వినవలసిన గ్రంథం, సామాన్యం కాదు. మొత్తానికి ఇక్కడ సూర్యుడితో ప్రారంభించారు. మరొక్క ఔచిత్యం మనం పరిశీలిద్దాం. అరణ్యపర్వం ప్రారంభంలో మహానుభావుడు ధర్మరాజుకి ధౌమ్యుడు సూర్యమంత్రం ఇవ్వడం, ఈయన సాధన చేయడం చెప్పుకున్నాం. దానికి దీనికి చక్కగా అనుబంధం కలుస్తుంది. ఇక్కడ సూర్యుడు దేనివల్ల ఉదయిస్తున్నాడు, ఇది మనం ప్రశ్నించుకోవాలండి. సూర్యుడు ఎలా పుట్టాడు, అలా పుట్టాడని చెప్తే సరిపోదు. సూర్యుడు ఎలా వచ్చాడు, ఎందుకంటే సూర్యుడి వల్లనే మనందరం కలుగుతున్నాం, సూర్యుని వల్లనే జగత్తంతా ఉన్నది. అందుకే సూర్యుడు అంటే సవిత, సవిత అంటే సృష్టికర్త, నిజమే. కానీ ఆ సృష్టికర్త ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, సృష్టికర్త అయిన హిరణ్యగర్భునికి కూడా మూలమైన ఒక మహాతేజస్సుంది. మనం చూస్తున్న ఆదిత్య మండలాలు కాలగర్భంలో కలిసిపోవచ్చుగాక, కానీ ఆదిత్యాదులకు మూలమైన ఒక పరంజ్యోతి ఉన్నదయ్యా. కనుక మన సృష్టికి, మన పుట్టుకకి, మన ప్రాణశక్తికి మనకు ఆధారమైనటువంటి ఆదిత్యుడు ఒకడు ఉంటే, ఆదిత్యుడికి కూడా ఆధారమైన వాడు ఒకడు ఉన్నాడు, వాడే ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి వాడు. అందుకే సమాధానం ఏం చెప్తుంటే, బ్రహ్మ ఆదిత్యమున్నయతి. సమాధానం చెప్తున్నాడు ఇక్కడ యుధిష్ఠిరుడు. బ్రహ్మము సూర్యును ఉదయింపజేసినది. బ్రహ్మము ఇక్కడ బ్రహ్మదేవుడని కాదు, బ్రహ్మము. అందుకే పరబ్రహ్మ ముఖ్యాత్మజస్య అన్నాడు ద్వాదశ స్థుతిలో మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు. పరబ్రహ్మ ముఖ్యాత్మజస్య అని చెప్పారు ఇక్కడ. పరబ్రహ్మ యొక్క సంతానముగా చెప్పవచ్చు. అందుకే పరబ్రహ్మ వల్లనే ఆదిత్యుడు ఉదయిస్తున్నాడు. ఎందుకంటే సృష్టి యొక్క వ్యవస్థ భగవంతుడు ఏర్పరిచాడు. ఇది ఇలా ఉదయింపబడాలి, ఇలా అస్తమింపబడాలి, వ్యవస్థ ఏర్పరిచిన వాడు భగవానుడు. వ్యవస్థ ఏర్పరిచి తన తేజస్సును తానే ఆదిత్యుని ద్వారా మనకు అందిస్తున్నాడు. కనుక ఆ పరబ్రహ్మమే ఆదిత్యును ఉదయింపజేసింది. ఆదిత్యుని చుట్టూ తిరిగేవారెవరు అంటే దేవతలు. ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్థిభి రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఆదిత్యుని చుట్టూ దేవతలు తిరుగుతుంటారండి, ఇది ఒక దర్శనం. నేను చూశానండి, నాకు కనబడలేదంటే మన కళ్ళకు కనబడరు వాళ్ళు. వాళ్ళు దివ్య రూపాలతో ఆదిత్య మండలం చుట్టూ నమస్కరిస్తూ ఉంటారు దేవతలు. అంతేకాదు, ఆ సూర్యుడు మరి అస్తమయం ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ వేదం ఒక మాట చెప్తుందండి, నో దేతి నో అస్తమేతి. ప్రపంచంలో ఇతర దేశ నాగరికతలు కళ్ళు విప్పకముందే భారతీయ వైదిక జ్ఞానం పరిపుష్టమైన విజ్ఞానాన్ని ఇచ్చింది అని సగర్వంగా సహేతుకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేదంలో ఒక మాట ఉన్నది, సూర్యుడు నో దేతి నో అస్తమేతి, ఆయన ఉదయించడు అస్తమించడు. మరి ఏమిటయ్యా అంటే, చూసేదాన్ని బట్టి అలా కనిపిస్తున్నాడు అని కూడా మాట చెప్పారు. ఇది తెలుసుకోవాల్సింది. మరి సూర్యుడు అస్తమించినట్టేనా ఒక వ్యవస్థ ఉంది కదా లోకంలో, ఉదయించడం అస్తమించడం. ఎంత మీరు సైంటిస్ట్ని పిలిచినా సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమించాడని అంటాడు. ఎందుకంటే వ్యవహారం అది. ఈ అస్తమయం అనేది ఉదయం అనేది ఎలా జరుగుతున్నాయి అంటే ధర్మము వల్ల అన్నాడు ఇక్కడ. ఇది మూడో సమాధానం. మొట్టమొదటి బ్రహ్మము వల్ల సూర్యుడు కలుగుతున్నాడు, దేవతలు సూర్యుని నమస్కరిస్తున్నారు. కనుక మనం ఏ సూర్యభగవాన్ నమస్కరిస్తే సర్వదేవతల అనుగ్రహం పొందినట్లే. మూడవది ఏం చెప్తున్నాడు ఇక్కడ, ధర్మము వల్ల అస్తమిస్తున్నాడు అన్నాడు ఇక్కడ. ధర్మము అంటే ఏమిటో తెలుసుకోవాలి ఇక్కడ. ధర్మము అంటే యూనివర్సల్ లాస్, ఇది తెలుసుకోవాల్సింది. యతో ధర్మాన్ని ధారయన్, వేదం చెప్తోంది, విశ్వమును నడిపేటువంటి ధర్మములు కొన్ని ఉంటాయండి. సూర్యుడు తూర్పును ఉదయించును, అలాగే నీరు ప్రవహించను, గాలి వీచును, అగ్ని మండును, కన్ను చూచును, కాళ్ళు నడుచును. ఎవరు పెట్టారు ఇవన్నీ? మీరు నేను పెడితే ఇప్పటికి ఎన్ని అమెండ్మెంట్స్ చేసేవాళ్ళము. ఇవన్నీ పెట్టినవాడు ఆయన. కనుక పెట్టినటువంటి భగవానుడు వేటితో, ఆ విశ్వనియమములు, శాశ్వత విశ్వనియమములు, అది ధర్మం. ఆ విశ్వనియమాన్ని అనుసరించి సూర్యుడు అస్తమిస్తున్నట్టు మనకు గోచరిస్తున్నాడు. కనుక ధర్మము వలన సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇది మూడవ సమాధానం. ఈ సమాధానాలు చెప్పాలంటే ఎంత జ్ఞానం లోపల ఉండాలో ఆలోచించండి. ఇక్కడ కానీ నాలుగవ సమాధానం ఏం చెప్తున్నాడంటే దేని యందు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు ఆయన అని. అంటే దేన్ని బేస్ చేసుకుని, ఇది ప్రతిష్ఠ అంటే బేస్, దేన్ని బేస్ చేసుకున్నాడు సూర్యుడు అంటే సత్యే ప్రతిష్ఠితం అమృతం సత్యే ప్రతిష్ఠితం అని వేదమంత్రం కనబడుతుంది. సూర్యుడు సత్యమును ఆధారం చేసుకున్నాడు. సత్యము అనగా ధర్మమునకు మరొక పర్యాయ పదమే అనుకోవాలి. సూర్యుడు ఇతర భూతములు అన్నీ కూడా విశ్వ నియమాలను ఆధారం చేసుకుని ఉంటాయి. అవి అది సత్యం, అది మారదు. సత్యము అనగా మూడు కాలాలలోని మారనిది అంతే. అందుకని పూర్వం రోజుల్లో సూర్యుడు తూర్పును ఉదయించేవాడండి అంటే ఇప్పుడు మారిపోయాడే ఏంటి. కనుక సత్యం అంటే త్రికాలాబాధితం అని అర్థం. ఇక్కడ మూడు కాలాల్లోనూ నశించదు అది చెప్పడం. ఇక్కడ ఆ రూళ్ళు ఎప్పుడు వ్యర్థం కాదు, అందుకే సత్యము అని చెప్పారు. ఇక్కడ సత్యమునందు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. ఇక్కడ సత్యము బ్రహ్మము రెండు కలుపుకోండి, ఆ సత్యమే బ్రహ్మము, పరమాత్మ ఆయనే ధర్మము. కనుక పరమాత్మను ఆధారం చేసుకుని పరమాత్మ తేజస్సు సూర్యునిగా వ్యక్తమవుతుంది. ఇది మొత్తం ఆదిత్యతత్వం ఇక్కడ ఒక్క శ్లోకంలో చెప్పబడిందండి. దాని తర్వాత ప్రశ్నలోకి మరి వెళితే పరబ్రహ్మను పొందడానికి మనం పొందవలసిన పద్ధతి ఏమిటాయి అంటే సూర్యమండలం ద్వారా పరబ్రహ్మను ఆరాధించాలని ప్రతిపాదన చేశాడు ఇక్కడ. తర్వాత శ్రోత్రియుడు దేనివల్ల అవుతాడు, గొప్పతనం దేనివల్ల కలుగుతుంది, సహాయకుడంటే ఎవరు, బుద్ధిమంతుడంటే ఎవడు. ఒక్కొక్క శ్లోకంలో రెండు ప్రశ్నలు ఉండొచ్చు, మూడు ప్రశ్నలు ఉండొచ్చు, నాలుగు ప్రశ్నలు ఉండొచ్చు. ఈ శ్లోకంలో మొత్తం నాలుగు వచ్చాయి. కేన స్విశ్రోత్రియో భవతి, కేన స్విద్విందతే మహత్, కేన స్విద్వితీయవాన్ భవతి రాజన్, కేన చ బుద్ధిమాన్. ఇది ప్రశ్న. అంటే శ్రోత్రియుడంటే ఎవరు అని అడిగారు ఇక్కడ. శ్రోత్రియుడు అంటే శృతేన శ్రోత్రియో భవతి, సమాధానం. శృతము చేత శ్రోత్రియుడవుతున్నాడు. శృతము అంటే శాస్త్రజ్ఞానము, ఇది అర్థం. అంటే బహు శాస్త్రజ్ఞానములు గురువు ద్వారా తెలుసుకుంటూ అభ్యసించిన వాడెవడో వాడు శ్రోత్రియుడు. శాస్త్రజ్ఞానము చేత శ్రోత్రియుడు అనిపించుకుంటున్నాడు. ఇక గొప్పతనాన్ని దేనివల్ల పొందుతున్నాడు, ఇక్కడ గొప్పతనము అంటే పరబ్రహ్మ ప్రాప్తే గొప్పతనం. అది దేనివల్ల లభిస్తుందయ్యా అంటే తపసా, తపస్సు చేత మాత్రమే లభిస్తుంది. తపస్సు అనగా చింతన, ధర్మబద్ధమైన యోగపరమైన విచారణ, ఇది అర్థం. తపస్సు చేత బ్రహ్మము లభిస్తున్నాడు. నిజమైన సహాయం ఎవరు, ఇది అడిగాడండి. ఏది ఉంటే మనం సహాయం కలవాళ్ళం అవుతాం, ఇది చాలా ప్రధానమైన అంశం. ఇవి సాధకుడికి పనికొచ్చేవి ఇక్కడ. దీన్ని బట్టి పరబ్రహ్మము ఆదిత్య మండలి అని చెప్పారు. అది పొందాలంటే మనం ఎలా ఉండాలి, శ్రోత్రియులమే ఉండాలి, తపస్సును ఆచరించాలి. చూడండి ఎలా సాధనకు కావలసిన మార్గములు చూపిస్తున్నాడు. ఉండవలసిన తోడు ఏమిటి, ఆ సాధనలో మనకు ఎవరు తోడు, అల్లాయిన తోడండి, ఇల్లీన తోడంటే వీళ్ళెవరు తోడు ఉండరండి. నిజమైన తోడేమిటయ్యా అంటే ధైర్యము, నిజమైన సహాయము అన్నాడు ఇక్కడ. సాధకుడికి నిజమైన సహాయం ఎవరు, ధైర్యము. ధైర్యము అంటే నిలుకడ, ఇది అర్థం. ఒక సాధన మొదలుపెట్టాక అంతు చూసే వరకు మనం ఆగకూడదు, అదే నిలుకడ. ధృతి దీని పేరు. ధృతియే సహాయము అనిపించుకుంటున్నది. బుద్ధిమంతుడు ఎలా అవుతాడు, ఇది గొప్ప మాట అన్నాడు. ఒక వ్యక్తి జ్ఞాని ఎలా అవుతాడు, బుద్ధిమంతుడు ఎలా అవుతాడు అంటే వృద్ధ సేవయా, వృద్ధులను సేవించిన వాడే బుద్ధిమంతుడు అవుతాడు అని గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. వృద్ధులు అనగా పెద్దవారు, ఇది అర్థం. ముసలివారని కాదండి, పెద్దవారని అర్థం. జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు, ఆ వృద్ధుల్ని వినయంతో సేవించిన వారే జ్ఞానులు అవుతారు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకని 1000 పుస్తకాలు చదివినా వచ్చే జ్ఞానం కంటే ఒక మహాత్ముని ఆశ్రయించుకుని సేవించుకునే జ్ఞానం చాలా గొప్పది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భారతీయ సంస్కృతి పుస్తకాల మీద ఆధారపడి రాలేదు. ఆ పుస్తకాల్లో మాటలు సత్యమని రుజువు చేసిన మహాత్ముల వల్ల మనకు లభించింది ఇదంతా కూడా. అలాంటి వృద్ధుల్ని సేవించడం వల్ల జ్ఞానం లభిస్తున్న సుమ అన్నారు ఇక్కడ. అలాగే బ్రాహ్మణుడికి దైవత్వం ఏది అని అడిగాడు. బ్రాహ్మణుడికి దైవత్వము స్వాధ్యాయము అన్నాడు ఇక్కడ. నిరంతర వేదాధ్యయనం చేయడమే బ్రాహ్మణుడికి దైవత్వము. అలా క్షత్రియునికి దైవత్వం ఏమిటి అంటే విశ్వస్త్రమేషాం దేవత్వం. అతడు ధనుర్విద్యలో పారంగతుడవ్వాలి, శస్త్ర విద్యలో. అంటే లోకాన్ని రక్షించగలిగే శస్త్ర విద్యలో, రక్షణ విద్యలో అతడు పారంగతుడైతే అది అతనికి దైవత్వము అన్నాడు ఇక్కడ. తర్వాత వచ్చిన ప్రశ్నల్లో కొన్ని వేదపరమైన చాలా లోతులుంటాయి, అవి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎంతో కుస్తీ పట్టాలండి. ఎందుకంటే ఆ పదజాలాలు, ఆ వ్యవహారాలు ఇప్పుడు లేవు మనకి. అవి ముందు అర్థం కావాలంటే ఒక ముందు కొంత వివరించాలి. అవి వివరిస్తే కనీసం ఒక రోజు పడుతుంది కనుక వాటి జోలికి వెళ్లకుండా సాధకులకి పనికొచ్చే అంశములు మాత్రం ఇందులోంచి తీసుకుందాం. ఇవి తీసుకుని ఎవరైనా సాధనలోకి అమలుపరుచుకుంటే ధన్యులమని భావిద్దాం. తర్వాత ప్రశ్నలు, ఇంద్రియార్థాననుభవన్ బుద్ధిమాన్ లోకపూజిత సమ్మత సర్వభూతానాం ఉచ్ఛ్వసన్ కోన జీవతి. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి అన్నీ అనుభవిస్తున్నాడు సుఖాలన్నీ. ఇంద్రియార్థములు అంటే ఇంద్రియాలతో అనుభవించే సుఖాలు. ఇష్టమైన మాట వినడం, ఇష్టమైన పాటలు పలకడం, ఇష్టమైన వస్తువులు అనుభవించడం, ఇందుకోసమే కదా ప్రతివాడు జీవిస్తాడు. కానీ ఇంద్రియాలను సుఖపెడుతూ జీవించేవాడు బుద్ధిమంతుడు, లోకములో అందరి చేత గౌరవింపబడే స్థితిలో ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు అయినప్పటికీ ఎంత గొప్ప మాట చెప్పారు చూడంటే, భోగాలు ఉన్నాయి, బుద్ధిమంతుడు, అందరూ గౌరవించే హోదాలో ఉన్నాడు, సంపన్నుడు, అయినప్పటికీ ఒక లక్షణం లేకపోతే వాడు చచ్చిన వానితోనే సమానము. వాడు ఊపిరి పీల్చుతున్న శవము. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇది లేకపోతే ఊపిరి పీల్చుతున్న శవం అంట, అది ఏమిటి అని అడిగాడు. ఇక్కడ అర్థమైంది కదా ప్రశ్న. ఎన్ని ఉన్నప్పటికీ ఏది లేకపోతే జీవించి ఉన్నా మరణించిన వాడితో సమానము అది చెప్పు అన్నారు. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఇది ముందు మనం తెలుసుకుని మన పిల్లలకి చెప్పాలి. అందుకని మనం రిటైర్ అయ్యి కూర్చున్నాం కానీ మన పిల్లలు ఎలా ఏడిస్తే మనకేమిటో అనుకోకూడదు. ఇక్కడ వాళ్ళ బతుకులు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి. ఉంటేనే వాళ్ళ తర్వాత నీళ్లు విడిచిపెట్టితే మనకు గతులు వస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ దేవతాతిథి భృత్యానాం పితృణాం ఆత్మనశ్చయ న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసంస న జీవతి. ఇది గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే దేవతలను, అతిథులను, అదేవిధంగా ఋషులను, పితృదేవతలను, తన మీద ఆధారపడిన వారిని కృతజ్ఞతతో సేవించడో వాడు బ్రతికి ఉన్నా మరణించిన వాడితో సమానము అన్నారు. ఎన్ని తెలివితేటలుంటే ఏముందండి, ఎన్ని హోదాలుంటే ఏముంది, ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్లుంటే ఏమున్నది, అవన్నీ కూడా మా పిల్లాడని సంపాదించుకుంటున్నాడు చెప్పుకోవడానికి కానీ అది వాడి ఇహానికి పరానికి పనికిరాదు, మనకి పనికిరాదు. ఉండవలసిన విబిట ఒకటి, ఎవడైతే దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము చేస్తాడో వాడు మాత్రమే జీవించేవాడు. అది లేకుండా ఎన్ని తెలివితేటలున్నా, ఎన్ని హోదాలున్నా, ఎంత సంపద ఉన్నా వాడు మరణించిన వాడితో సమానము. ఎంత స్పష్టంగా చెప్పారండి. ఇదే మనం చదువుతున్న లలితాశాస్త్రం, పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాదిశాయిని పంచయజ్ఞములు. మిగిలినవన్నీ పూర్వకర్మ పుణ్యం వల్ల వస్తూ ఉంటే పోతూ ఉంటాయండి. ఇప్పుడేం సంపాదించుకున్నాం, ఇది పెద్ద ప్రశ్న. ఇదే మనకు పనికొస్తుంది. ఇహానికి పరానికి పాథేయం అది చూపించాడు ఇక్కడ. భూమి కంటే గొప్పది ఎవరు, ఆకాశం కంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు? ఈ రెండు ప్రశ్నలు గొప్పగా అడిగాడు ఇక్కడ. కింసిత్ గురుతరం భూమి కింసిత్ ఉచ్చతరం చఖాత్. అంటే భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే గొప్పది తండ్రి అన్నాడు. గొప్ప మాట చెప్పాడు చూడండి ఇక్కడ. భూమి కంటే గొప్పది తల్లి అంటే ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. భూమి మన ఉనికికి మన మనికికి ఎలా ఆధారమో తల్లి కూడా అలాంటి ఆధారం. ఆకాశం చూడండి, ఇందులో చెప్పడంలో మామూలు విషయం కాదండి. ఇది ఒక వైదిక అంశం. ఇదంతా వేద విజ్ఞానమే. యక్ష ప్రశ్నలు ఇదం ధ్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్యది హోపబ్రువేవాం. మంత్రం ఉంది మనకి ఇక్కడ. అంటే ద్యావా పృథువులు మాకు తండ్రి తల్లి అన్నారు ఇక్కడ. ద్యావా అంటే ఆకాశం. అంటే వేద విజ్ఞానమే ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. యక్ష ప్రశ్నలంతా వేదము సారం. అందుకే ఇక్కడ ఈ మాట చెప్పడంలో అంత ఉద్దేశం ఏంటంటే, తల్లి మనకు పోషించి పెంచి ఆధారం ఉంటుందండి. తండ్రి నువ్వు ఎంత ఎత్తుకెదిగినా నేను సిద్ధం రా అంటుందిట. అందుకే ఆకాశంలో మీరు ఎంతకు వెళుతున్నప్పటికీ ఆకాశం అవకాశం ఇస్తూనే ఉంటుంది. అందుకే మనం ఎదగడానికి అన్ని విధాల అవకాశం ఇస్తూ పైకి తీసుకొచ్చేవాడు తండ్రి, ఆధారమై ఉండేది తల్లి. ఇది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. ఇంకో కోణంలో చూడండి, మనకు కావలసిన భోజనాలు పోషణలు భూమి నుంచి పొందుతున్నాం. కానీ భూమి నుంచి అది రావడానికి పైనుంచి వచ్చే వర్షము కాంతే ఆధారం. కనుక పైనుంచి వచ్చే వర్షము కాంతి ద్వారా భూమి మనకు పంటలు అందిస్తుంది. అలాగే తండ్రి నుంచి వచ్చేటువంటివి తాను పొంది మనకు అందిస్తుంది తల్లి. ఈ విధంగా మన జన్మ కూడా అలాగే వచ్చింది. తండ్రి నుంచి తాను బీజము పొంది మన ఉనికికి హేతువయ్యింది. ఒక్క మాటలో ఎంత లోతుందో చూడండి. అదే భారతీయుల వేద విజ్ఞానం, అదే మహాభారత యక్ష ప్రశ్న విజ్ఞానం. ఇది తెలుసుకోవాల్సింది. తర్వాత మాటలు, అతిశీఘ్రంగా వెళ్ళేదేమిటి, గడ్డి కంటే గట్టిదేమిటి అని అడిగాడు ఇక్కడ. అతిశీఘ్రంగా వెళ్ళేదే అంటే మనస్సు, దానికంటే వేగం మరకట్లేదు. గడ్డి పరక కంటే హీనమైనది ఏంటయ్యా అంటే చింత అన్నాడు ఇక్కడ. గడ్డి పరక అల్పమైంది కానీ తెగ పెరిగిపోతుందండి. గడ్డిని ఎవడు కల్టివేట్ చేయక్కర్లేదు, అవునా లేదా? గడ్డికి ఎవడు వ్యవసాయం చేయక్కర్లేదు, అలాగే చింత పెరగడానికి కూడా వ్యవసాయం అక్కర్లేదు. కొందరికి ఎందుకరయ్యా పనికి మాలిన చింత అంటే అదొక చింత, వాడికి నిరంతరం చింతే. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇలాంటి విశేషాల్లో పార్థ ప్రవసతో మిత్రం కింశ్చిత్ ప్రవసతో మిత్రం గొప్పగా చెప్పాడు ఇక్కడ. ప్రయాణించేవాడికి తోడు ఎవరు, గృహస్థుకి తోడు ఎవరు, రోగికి తోడు ఎవరు, మరణించేవాడికి తోడు ఎవరు? ఈ ప్రశ్నలు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే తెలుస్తున్నది. ప్రయాణించేవాడికి తోడు ఎవరు, తన తోటి ప్రయాణికులు గొప్పగా చెప్పాడు ఇక్కడ. అందుకే సార్థ ప్రవసతో మిత్రం. మరి ఇంట్లో నిజమైనటువంటి మిత్రం, మిత్రం అంటే స్నేహితుడు లేదా తోడు, ఎవరయ్యా అంటే భార్యామిత్రం గృహే. భార్య నిజమైన స్నేహితురాలు. భారత సంస్కారం ప్రకారంగా భార్య స్థానం ఏంటంటే స్నేహితురాలు, భర్త స్థానం స్నేహితుడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భార్యాభర్తల బంధం ఒక జీవితకాలపు స్నేహం. ఇది మొత్తం భారతీయ సంస్కారం. ఇది తెలుసుకోవాల్సింది. సఖా సప్త పదా భవ, పెళ్లి మంత్రాల్లో ఇదే చెప్తారండి. ఏడు అడుగులు ఎందుకు అంటే స్నేహం కోసం. ఇది తెలుసుకోవాల్సింది. ఇంత అద్భుతమైన నిర్వచనం ప్రపంచంలో ఇంకెక్కడ మనకు దొరకదు. అంతేగాని కొద్ది రోజులు నువ్వు నేను కలిసిందాం, నచ్చితే కొనసాగిద్దాం, లేకపోతే పోదాం అనుకునే దుష్ట సంస్కృతి కాదండి మనది. ఇక్కడ ఒక స్నేహం అంటూ కలిసేక చచ్చే వరకు స్నేహమే. ఒకరినొకరు సర్దుకుంటూ, ఒకరినొకరు సవరించుకుంటూ, ఒకరినొకరు సహిస్తూ వెళ్ళే మధురమైన జీవితం దాంపత్యం. అందుకే భార్యామిత్రం గృహే సత. అలాగే రోగికి మిత్రుడు ఎవరయ్యా అంటే వైద్యుడు అన్నారు, సరైన వాడు దొరికితే. ఇక మరణించేవాడికి మిత్రుడు ఎవరయ్యా అంటే దానం. గొప్ప మాట చెప్పాడు, దానమే మిత్రం. తెలుసుకోండి, ఆఖరికి మిగిలేదు నువ్వు ఇచ్చేదే దానం మిత్రం. అందరికీ అతిథి ఎవరంటే అగ్నిదేవుడు అని చెప్పారు. ఇది తెలియాలి అంటే సామాన్యమైన విషయం కాదు, పూర్వ అగ్నిని ఆరాధించే సంస్కారంలో తెలుస్తుంది. అగ్నిని ఆరాధించే సంస్కృతం అనేది. అదేవిధంగా సనాతన ధర్మమేది అంటే ఏది వేదము శాశ్వతమైనది చెప్పినదో అదే సనాతన ధర్మము. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. మరొక మాటలో వివరిస్తున్న ప్రశ్నలు, కింస్యుదేక పదం ధర్మ్యం, కింస్యుదేక పదం యశః, కింస్యుదేక పదం స్వర్గం, కింస్యుదేక పదం సుఖం. అన్నిటికంటే గొప్ప ధర్మమేది, గొప్ప కీర్తి ఏది, గొప్ప స్వర్గమేది, గొప్ప సుఖమేది అన్నాడు. దక్షతయే ధర్మము, సమాధానం చెప్పాడు. దక్షత, దక్షత అంటే దీని అర్థం ఏదైనా పనిచేసేటప్పుడు సంపూర్ణమైన సమర్థతతో ఆచరించడం, ఇదే ధర్మం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ధర్మమైనా నువ్వు సమర్థవంతంగా ఆచరించాలి. ఆ సమర్థతగా ఒక కార్యము యొక్క స్వరూపము తెలుసుకుని కృషి చేయడమే ధర్మము. అంటే నువ్వు చెయ్యవలసిన కృషిని చెయ్యడమే ధర్మము అని దీని యొక్క అర్థం. ఇక రెండవది, గొప్ప కీర్తి ఏదై అంటే దానమే గొప్ప కీర్తి. నువ్వు ఇచ్చేదే నిలబడుతుంది కానీ నువ్వు దాచుకునేది నిలబడదు, తెలుసుకోవాలి. అందుకే దాచుకున్నవాడికి మరొక పేరు పెట్టాడు శాస్త్రవేత్త, దొంగ అని. ఇక్కడ దాచుకున్నవాడు దొంగత, దోచుకున్నవాడే కాదండి, ఇది తెలుసుకోవాల్సింది. మరి ఎవడయ్యా గొప్పవాడు అంటే ఎవడు పంచుకుంటాడో వాడు గొప్పవాడు అన్నాడు. ఇచ్చేదే మిగులుతుంది, ఇది తెలుసుకోవాలి. దాచుకున్నది మిగలదు, అది తర్వాత వాళ్ళు లాక్కుంటారు. అందుకు దానమే గొప్ప కీర్తి అని చెప్పాడు ఇక్కడ. స్వర్గం అంటే ఏమిటంటే సత్యమే స్వర్గం అన్నాడు. సత్యంగా జీవించడమే స్వర్గము. సుఖం అంటే ఏమిటంటే శీలమే సుఖము. ఇది చాలా గొప్ప మాట. అక్కడ తర్వాత వివరిస్తున్న దాంట్లో, మనిషికి ఆత్మ ఏమిటి, భగవంతుడిచ్చిన స్నేహం ఎవరు, జీవనాధారమేమిటి అన్నారు ఇక్కడ. పుత్ర ఆత్మా మనుష్యస్య, గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. పుత్ర ఆత్మా మనుష్యస్య, ప్రతి వాడికి వాడి కొడుకే వాడి ఆత్మ అన్నారు. ఇది చాలా లోతైన మాట అండి. సన్ ఈజ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాదర్ అని ఒక మాట ఉన్నది. శంకర భగవత్పాదుల వారు ప్రశ్నోత్తర మాలికలో ఒక మాట చెప్పారు. ఒక పురుషుడు తన జన్మని తను బ్రతుకున్నప్పుడే చూసుకుంటాడు. ఏ రూపంలో అంటే పుత్ర రూపంలో అని చెప్పారండి. ఎంత గొప్ప మాట ఇక్కడ. తానే పుత్ర రూపంలో కడుగుతాడు, ఆత్మావి పుత్రనామాసి. అందుకే వాడు ఆత్మపుత్రుడు. అలాగే భగవంతుడిచ్చిన స్నేహం ఎవరు అంటే భార్య. భార్య దైవకృత సఖా, భగవంతుడిచ్చిన స్నేహితురాలట. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. మరి ఏమిటండి, అలాగ అందరి విషయంలో కావచ్చు కానీ నా విషయంలో ఉందామని ఎవరైనా బాధపడితే ఆ రూపంలో అనుగ్రహిస్తోంది అనుకోవాలంతే. ఇక్కడ ఎలాగైనప్పటికీ స్నేహితుడు చేసేది ఏదైనా ప్రయోజనమే, కనుక నీకు హితం జరుగుతుందని భరించు అని కూడా శాస్త్రం గట్టిగా చెప్పిందండి. అందుకే భార్య దైవకృత సఖా అన్నారు ఇక్కడ. సృష్టిలో అందరికీ ఆధారం ఏమిటయ్యా అంటే పర్జన్యుడు అని చెప్పాడు. ఉపజీవనంచ పర్జన్య అని వివరించారు. ధన్యత అంటే ఏమిటి అంటే ధన్యము ఎవరు అన్నారు ఇక్కడ. ఈ ధన్యం అంటే ఏమిటి, ధనం అంటే ఏమిటి, ఇది గొప్ప విషయం అని ఇక్కడ. ధన్యమనగా వివరిస్తున్నాడు ఇక్కడ, ధన్యానాం ఉత్తమం దాక్ష్యం సమర్థతయే ధన్యత అన్నాడు. ఏదైనా చెయ్యగలగడమే ధన్యత. అంటే నువ్వు దాన్ని సంపూర్ణంగా చెయ్యగలిగితే అదే ధన్యత, అందుకని చెయ్యలేకపోవడం అది ధన్యత కాదు. అదే ధనము అంటే ఏమిటయ్యా అంటే శాస్త్రజ్ఞానమే ధనము, తెలుసుకోవాలి. విద్య నిగూఢ విత్తమగు అన్నాడు కదండి భర్తృహరి. కనుక సృష్టిలో ఏది సంపాదించాలంటే జ్ఞానం సంపాదించుకోవాలట. అందుకే ధనానాం ఉత్తమం శృతం, లాభానాం లాభాల్లో గొప్ప లాభం ఏమిటయ్యా అంటే ఆరోగ్యము అన్నాడు ఇక్కడ. గొప్ప లాభం అంటే ఆరోగ్యం అంటండి, చిన్న విషయం కాదు. ఇదే యక్షుడు ప్రశ్నించినప్పుడు మరొక చోట ఒక విషయం ఉంటుంది. ఉన్నప్పుడంతా విలువ తెలియదు, పోయిన తర్వాత అంతకంటే గొప్ప విలువ ఏంది లేదు అని అనిపిస్తుంది. ఏమిటయ్యా అంటే ఆరోగ్యం అని చెప్పాడండి. ఆరోగ్యంలో ఉన్నంతసేపు తెలియదు, ఆరోగ్యంలో కొంచెం తేడా వస్తే దాని విలువ తెలుస్తుందిట. అందుకే ఆ లాభాల్లో కల్లా గొప్ప లాభం ఏంటంటే ఆరోగ్యం అని వివరించాడు ఇక్కడ. సుఖాల్లో కల్లా గొప్ప సుఖం ఏమిటయ్యా అంటే సంతృప్తి అన్నాడు ఇక్కడ. సంతోషం, సంతృప్తి లేకపోతే సుఖమేముందండి. అందుకే సంతుష్టి ఈ మూడు, సంతోషి ఈ మూడు జగముల పూజ్యుండు, సంతోషికన్నడు జరుగు సుఖము అంటాడు వామనుడు భాగవతంలో. ఆ విషయాన్ని ప్రస్తావించుకోవాలి ఇక్కడ. అదేవిధంగా లోకంలో పరమధర్మమేది, నశించని ఫలాన్ని ఇచ్చేదేది, శోకం దేనివల్ల కలుగుతుంది, ఎవరితో సంధి చెడిపోతుంది అన్నాడు. అంటే ఎవరితో స్నేహం చేస్తే చెడిపోతుంది, ఈ ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్తున్నాడు. ఇది కూడా రాజనీతి కూడా మనకు కనబడుతుంది. సంధి కూడా ఎవరితో కుదుర్చుకోవాలి అది కూడా ఇందులో కనబడుతున్న అంశం. అదేవిధంగా సంధి అంటే సాంగత్యం అని అర్థం చేసుకుంటే సాధకుడికి ఎలాంటి సాంగత్యం కావాలనేటువంటి ప్రశ్న సమాధానం కూడా లభిస్తుంది. దీనికి సమాధానం చెప్తున్నాడు మహానుభావుడు. అందరి పట్ల దయ కలిగి ఉండడమే గొప్ప ధర్మము అన్నాడు ఇక్కడ. అనుశంశం పరోధర్మ అన్నాడు ఇక్కడ. అంటే సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండడమే గొప్ప ధర్మం, అంతకంటే గొప్ప ధర్మం లేదయ్యా, ఇది వివరించాడు. రెండవది శాశ్వత ఫలాన్నిచ్చే ధర్మమేది, ఇది ఒకటి చెప్పుకోవాలండి. సృష్టిలో శాశ్వత ఫలం అంటే ఎటర్నల్, శాశ్వతమైన ఫలాన్ని నీకు ఏది ఇస్తున్నది అంటే ఒక్క ధర్మమే ఇస్తోంది ఈ భూమి యందు, అది తెలుసుకోండి. అదేమిటి అంటే చెప్తున్నాడు, త్రయీ ధర్మ సదా ఫలః, అంటే కేవలం వేద చెప్పిన ధర్మము మాత్రమే శాశ్వత ఫలాన్ని ఇస్తుంది, ఇది తెలుసుకోవాలి. మన అదృష్టవశాత్తు శాశ్వత ఫలం ఇచ్చే వేద ధర్మంలో పుట్టాం. ఇలాంటి శాశ్వతమైన వేదధర్మం ఉంటూ ఉన్నా అందులో మనం పుట్టినా ఇది కాదని ఎటో చూస్తే అది ప్రారంభము, నాశనమే, పతనమే, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే త్రయీ ధర్మ సదాఫల గట్టి మాట చెప్పాడు. ఆ తర్వాత దేనివల్ల మనిషి శోకం లేకుండా ఉంటాడు అంటే ఒక్క పని చేస్తే చాలయ్యా శోకం లేకుండా ఉంటాడని చెప్పాడు. చాలా గొప్పదండి ఈ విషయం తెలుసుకోవాలి. పాపం ఒక ఆయనకి కంటికి ఏదో రోగం వచ్చిందిరా, అప్పుడు అక్కడ గురువుగారు అటు పక్క నుంచి వెళుతూ ఏమిటయ్యా నీకంటే కంటి రోగం వచ్చిందండి తగ్గట్లేదని, అయితే ఒక పని చేయి నువ్వు ఎప్పుడు నీలం రంగును చూస్తూ ఉంటే నీ రోగం పోతుంది అన్నట్ట. ఇదేదో బాగుంది అని చెప్పాను వెళ్ళిపోయాడు. వెంటనే తనకు డబ్బు బాగా ఉంది కనుక ఇద్దరు పెయింటర్స్ని అపాయింట్ చేశాడండి. ఈయన ఎక్కడికైనా వెళితే ముందు ఎక్కడెక్కడ చూస్తాడో గోడలకి చెట్లకి అన్నిటికీ నీలం రంగు పూయడం వాళ్ళ డ్యూటీ. ఇలా జరిగిపోతుంది కొంతకాలం. ఆ తర్వాత గురువుగారు వచ్చి నేను చెప్పించేస్తున్నామంటే చేయడం ఏంటంటే ఊరంతా నీలం రంగే అన్నట్ట. ఒరు మూర్ఖుడ ఇంత చేసే కంటే నీ కంటికో నీలం కళ్ళజోడి పెట్టుకుంటే అంతా నీలంగానే కనబడుతుందిట అన్నట్టు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. కనుక సృష్టిలో వీడిని బాగు చేస్తా వాడిని బాగు చేస్తా వాడి వల్ల దుఃఖం కలిగింది వీడి వల్ల దుఃఖం కలిగిందని కంప్లైంట్ చేయకు. అసలు దుఃఖం కలిగిన ఒక ప్రక్రియ చెప్తా విను, అది విన్నావో ఎప్పుడు శోకం లేకుండా ఉంటావు. అదేమిటంటే మనస్సును నిగ్రహించిన వాడికి శోకం ఉండదు, ఒకటే మాట చెప్పాడు ఇక్కడ. మనోనిగ్రహమే శోకం లేకుండా చేస్తుంది. అంతేకాదు ఎవరితో సంధి చెడిపోదు అంటే సత్పురుషులతో సంధి చెడిపోదు అని అడిగాడు. అంటే సత్సాంగత్యం వృధా కాదని ఒకటి, రాజు సంధి చేసుకున్న దుర్మార్గుడితో సంధి చేయకూడదు, వాళ్ళతో యుద్ధమే మందు. ఇది తర్వాత భారత కథకు సూచన, ఆలోచిస్తే. మనిషి దేన్ని వదలడం వల్ల అందరికీ ప్రియమవుతాడు, దేన్ని వదలడం వల్ల దుఃఖం లేనివాడవుతాడు, దేన్ని వదలడం వల్ల ఏది పొందాలో అది పొందుతాడు. అంటే ఏది వదిలేస్తే చెప్పడం ఇక్కడ. అంటే మానం హిత్వా ప్రియో భవతి, మానాన్ని వదిలినవాడు అందరికీ ప్రియుడవుతాట. మానము అంటే తనని తాను గొప్పవాడని భావించుట, ఇదే అర్థం ఇక్కడ. మాన శబ్దానికి ఇదే అర్థం. మానం అంటే గౌరవము పరువు అని కాదు ఇక్కడ అర్థం. దుర్యోధనుడి దగ్గర ఉన్న దుర్గుణం అండి, తనను మించిన గొప్పవాళ్ళు లేరు, నేనే గొప్పవాడిని అనే భావం విడిచిపెడితే అందరికీ మిత్రుడైపోతాటండి. ఇది చూడండి, సృష్టిలో ఎవరినైనా కలవగానే మన గొప్పలే చెప్పడం మొదలెట్టే అనుకోండి, తప్పకుండా వాడికి మన శత్రువు అవుతాం, అవునా లేదా? లోకంలో పరిశీలించండి. అందుకు మానం హిత్వా ప్రియో భవతి, క్రోధం హిత్వా నశోచతి, క్రోధాన్ని విడిచిపెడితే అసలు దుఃఖం కూడా ఉండదయ్యా. కామాన్ని విడిచిపెడితే అన్ని ప్రయోజనాలు పొందగలడు, లోభాన్ని విడిచిపెడితే ఎప్పుడు సుఖంగా ఉండగలడు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనకు పనికొచ్చేటువంటి అంశములు. ఇవన్నీ చేయకుండా రోజుకు లక్ష జపం చేసేవాడు కోటి పారాయణలు చేసేవాడు కాదండి, అవి మానేయమని చెప్పట్లేదు. ఇవి లేనిది పరము దొరకదు, అది తెలుసుకోవాల్సింది. ప్రధానంగా మన హృదయంలో రావాల్సిన పరివర్తన ఈ సమాధానాల్లో మనకు కనబడుతున్నది. తర్వాత విషయంలో చెప్తున్నటువంటిది అద్భుతమైన మరొక మాటలు, మృత కథం స్యాత్ పురుష కథం రాష్ట్రం మృతం భవేత్. పురుషుడు దరిద్రం చేత మృతుడవుతున్నాడు అన్నారు. అంటే సంపద లేకపోతే సృష్టిలో ఉంచుమించి అందరి చేత అటువంటి స్థితే వస్తుంది. అలాగే రాజు లేని దేశము, వేదవేత్తలు లేని శ్రాద్ధము, దక్షిణలు లేని యజ్ఞము మృతమవుతోంది అన్నారు ఇక్కడ. అందుకే దక్షిణ వల్లే యజ్ఞము సార్థకమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ తపక్కిం లక్షణం ప్రోక్తం, తపస్సు అంటే ఏమిటి అన్నాడు. తపస్సు అంటే సమాధానం ఒక్క అద్భుతమైన మాటలో చెప్పాడండి. తపస్వధర్మవర్తిత్వం, తన ధర్మాన్ని తాను పాటించడమే తపస్సు అన్నాడు. ఇది చాలా చిన్న విషయం కాదండి. స్వధర్మం పాటించడం సామాన్యం అనుకున్నారా, అది పాటించినప్పటికే నానా యాతన ఉంటుంది. స్వధర్మం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. స్వధర్మం అంటే నీకు ఏది విధింపబడిందో అది అని అర్థం. నాకేది విధింపబడింది ఎవరు చెప్తారు, నీకు నువ్వు విధించుకుంటే సరిపోదు, శాస్త్రం చేత విధింపబడింది. నీకేం విధించింది ముందు నువ్వేంటో తెలుసుకుంటే నీకేం విధించిందో తెలుసుకోవచ్చు. నువ్వు ఒక తల్లిదండ్రులకు పుత్రుడివి కనుక నువ్వు తల్లిదండ్రుల పట్ల ఏం ప్రవర్తించాలో అలా ప్రవర్తించు. ఒక అన్నదమ్ములకు సోదరుడివి, అక్క చెల్లెళ్ళకి సోదరుడివి, లేదా నువ్వు సోదరివి అలా చెప్పుకున్నప్పటికీ, అలాగే ఒకరికి భార్యవు లేదా ఒకరికి భర్తవు, సమాజంలో నీ స్థానం ఏమిటి, ఇలా నువ్వు ఏమి ఏమిగా గుర్తింపబడుతున్నావో వాటి వాటికి న్యాయం చేయడమే స్వధర్మము. ఇది అర్థం చేసుకుంటే చాలండి. ఇక్కడ ఈ స్వధర్మం పాటించడం తేలికైన విషయం కాదు. ఒక న్యాయమూర్తి న్యాయబద్ధంగా వెళతానని కూర్చుంటే ఎన్ని ఎన్ని ప్రమాదాలు ఎన్ని ఎన్ని హెచ్చరికలు వస్తాయి. అప్పుడు తాను నిలబడి దాన్ని పాటిస్తే తపస్సే ఇది తెలుసుకోండి. తన ధర్మాన్ని పాటించడమే గొప్ప తపస్సు. ఒకరు త్యాగం చేయాలి త్యాగం చేయాలి అని పెద్ద గోడ చేస్తుంటే మహాత్ముడు ఒకడే మాట చెప్పాడు, ఏ త్యాగాలు చేయక్కర్లేదే, నువ్వు చేయాల్సింది చేయి అదే చాలని చెప్పాడు. ఇది చాలా గొప్ప విషయం. అందులో భారతదేశానికి చాలా ప్రధానం ఏంటండి, ఇది ప్రధానమైన అంశం. పెద్ద పెద్ద ధర్మబోధలు చేస్తుంటారు కానీ ఎవడు చేయాల్సింది వాడు సరిగ్గా చేయడు. ప్రతివాడు తన పనిని తాను సరిగ్గా చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడు, ఆ దేశం బాగుపడుతుంది. అందుకే స్వధర్మ పాలనే గొప్ప తపస్సు అనే విషయాన్ని ఎంత గొప్పగా చెప్పాడు. అదేవిధంగా దమము అంటే ఏమిటంటే మనస్సును నిగ్రహించుకుంటే దాన్ని దమము అంటారు. అలాగే క్షమ అంటే ఏమిటి, ద్వంద్వ సహిష్ణుత, ద్వంద్వములను సహించుట అంటే సుఖము దుఃఖము లాభము నష్టము ఈ రెండిట్లో పొంగిపోవడం కుంగిపోవడం లేకుండా ఉండడమే క్షమ అనేటువంటి సుమ. అదేవిధంగా జ్ఞానం అంటే ఏమిటి అని అడిగితే తత్వార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం అన్నాడు. ఒకటే మాట అండి. అంతేగాని ఎంత భౌతిక జ్ఞానం సంపాదించినా ఎన్ని శాస్త్రాల్లో ప్రవీణుడైనా బ్రహ్మము గురించి తెలియనిదే నిజమైన జ్ఞానము. జ్ఞానం తత్వార్థ సంబోధ. అలాగే శమము అనగా ఏమిటంటే చిత్త ప్రశాంతత, చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడమే శమము అని మాట చెప్పాడు. అలాగే దయ అంటే ఏమిటి, ఇందుక దయ గొప్ప ధర్మం అన్నారు కదా, దయ అంటే ఏంటో చెప్పుకోవాలి. ఒక విధంగా మొదట వచ్చిన ప్రశ్నలకి సమాధానాలు కూడా తర్వాత వస్తూ ఉంటాయి. దయ అంటే ఏమిటి అంటే అందరి సుఖాన్ని కోరడమే దయ. ఇది చాలా ముఖ్యమైనదండి, సర్వుల సుఖాన్ని కోరడమే దయ. అలాగే రుజు స్వభావం అంటే ఏమిటి, చాలా ముఖ్యమండి. రుజు స్వభావము, రుజు అంటే స్ట్రైట్ లైన్ అని అర్థం. స్ట్రైట్ లైన్ అది ఏమిటయ్యా అంటే ఎల్లవేళలా ఒకేలా ఉండే మనస్సే రుజుత్వము అన్నాడు. గొప్ప మాట ఇక్కడ త్రికరణ శుద్ధిని, ఎల్లవేళలా ఒకేలాగుండే మనస్సు రుజుత్వము. అదేవిధంగా జయించలేని శత్రువు ఎవడు, తీరని రోగమేంటి, ఎలాంటి వాడిని సజ్జనుడు అంటారు, ఎవరిని దుర్జనుడు అంటారు, ఇది ప్రశ్న. క్రోధ సుదుర్జయ శత్రువు, గొప్ప శత్రువు ఎవడయ్యా అంటే కోపమే గొప్ప శత్రువు అయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీకారుడు కూడా ఈ మాట తీసుకునే. గొప్ప రోగం ఏంటయ్యా అంటే ఎంత చెప్పినా వదలడం కష్టం అంటే అండి, లోభ అన్నాడు ఇక్కడ. లోభం అది వదలదు అన్నాడు ఇక్కడ. అదేవిధంగా సాధువు అంటే ఎవరు, సర్వభూతముల హితం కోరేవాడు సాధువు, అది కోరనివాడు అసాధువు అయిపోయింది ఇక్కడ. అందుకే నిజమైన సాధువు అంటే ఎవరు, సర్వభూత హితాన్ని కోరేవాడు. ఇంత విశేషం చెప్పారు. అలాగే మోహం అంటే ఏమిటి, గొప్ప ప్రశ్న వేశాడు. మోహం అంటే ఏమిటి, ఏది ధర్మమో తెలియకపోవడమే మోహం అన్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ. ధర్మ అందుకే పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత అంటాడు భగవద్గీతలో అర్జునుడు. ధర్మమేమిటో తెలియకపోవడమే మోహము అన్నాడు ఇక్కడ. అదేవిధంగా తర్వాత ప్రశ్నల్లో కిం స్థైర్యం ఋషిభి ప్రోక్తం, స్థైర్యం అంటే ఏమిటి, ఎందుకంటే ధైర్య స్థైర్య ఆయురారోగ్య అంటూ ఉంటాం కదా, స్థైర్యం అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. స్థైర్యం అంటే తన ధర్మము నుండి తాను ఇసుమంత కూడా చలించకుండా ఉండడమే స్థైర్యము అన్నాడు ఇక్కడ. అది స్థైర్యత్వము. ఇలాంటి బోధలు మనం చెప్పగలిగితే ఇంతకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మరొకటి ఉంటుందా చెప్పండి. ఇక్కడ తన జీవితాన్ని తను నిర్వహించుకునేటువంటి విధానాలు యక్ష ప్రశ్నల్లో చెప్తున్నాడు. మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, కంపెనీ మేనేజ్మెంట్ కాదు, లైఫ్ మేనేజ్మెంట్ తెలుసుకోండి ఇక్కడ. జీవన నిర్వహణ విజ్ఞానం ఇదంతా కూడా జీవితాన్ని ఎలా నిర్వహించుకోవాలి. అందుకే కొందరు ఒక మేనేజర్గా సక్సెస్ అవుతారు, ఒక ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు, జీవితంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆలోచించండి ఇక్కడ సంపూర్ణంగా ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలంటే యక్ష ప్రశ్నలు చెప్తున్న బోధ ఇది. తన ధర్మంలో ఇసుమంతు కూడా ఎవడు చలించడో వాడు గొప్పవాడు. అదేవిధంగా ధైర్యం అంటే ఇంద్రియాలను నిగ్రహించడమే ధైర్యము. స్నానం అంటే, స్నానం మనోమల త్యాగ, మనోమాలిన్యాన్ని వదులుకోవడమే త్యాగము అన్నాడు ఇక్కడ. క పండిత పుమాజ్ఞేయో, ఎవడయ్యా పండితుడు, ధర్మం అంటే ఏమిటో స్పష్టంగా తెలిసిన వాడు పండితుడు, ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఏ పదానికి వ్యుత్పత్తి ఏమిటో చెప్తూ ఆ శ్లోకాలను వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక చెప్పేవాడు పండితుడని చెప్పలేదు ఇక్కడ. ధర్మజ్ఞ పండిత జ్ఞేయో. అలాగే నాస్తికుడంటే ఎవరు, మూర్ఖుడంటే ఎవరు అన్నాడు ఇక్కడ. నాస్తికుడే మూర్ఖుడు అన్నాడు ఇక్కడ. మరి మూర్ఖుడు అంటే ఎవరంటే నాస్తికుడే అన్నాడు. అయిపోయింది రెండు ప్రశ్నలు ఒకటే సమాధానం. నాస్తికుడిని మూర్ఖుడిని ఎందుకన్నారంటే నిజంగా అంతకంటే మూర్ఖుడు మరొకడు ఉండడండి. మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏదో ఒక ఆఫీస్కి వెళ్తే పని జరిగిపోతుంది. మనకి పని జరిగిపోయిందంటే ఆఫీస్ గోడలు చేసాయా, ఆఫీసులో ఉన్నవాళ్ళు అందరూ చేశారు, మనకు మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది, పోస్టులో వచ్చింది ఆ పేపర్. పేపర్ నీకు ఎలాగొచ్చింది అంటే కవర్లో వచ్చింది అన్నట్ట. కవర్లో వచ్చింది నిజమే, కవర్లో రావడానికి పని ఎవరు చేశారు, ఆఫీసు. అయితే నీకు వచ్చిన పేపర్ కనబడింది కానీ పంపిన ఆఫీస్ కనబడలేదు, లేదని అంటావా, మరి కనబడలేదుగా. అంటే ఇంత వచ్చిందంటే ఇంత పని చేయడానికి ఒకటి అక్కడ ఉందండి, మరి చూడలేదుగా. నేను చూడకపోయినా అది ఉందండి, నొప్పుకుంటున్నామా లేదా అండి ఇక్కడ. అరే నువ్వు ఇవాళ నీ ఇంట్లో పంపు తిప్పితే నీళ్ళు వచ్చాయి, స్విచ్ వేస్తే కరెంట్ వచ్చింది, దేనివల్ల వచ్చింది అని. కనుక నీకు నీళ్లు ఎట్లు లభించును అంటే మా పంపు తిప్పును లభించును అని చెప్తావు. పంపు తిప్పును లభించడం అనేది కారణమే, కాదనం. కానీ పంపు తిప్పును నీరు లభించడం కారణమేది? అక్కడెక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, దాని నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది అని చెప్పాలి. నువ్వు బ్రతుకులో ఎప్పుడు రిజర్వాయర్ని చూడకపోయినా నీకున్న జ్ఞానంతో పంపుతో నీళ్ళకి కారణం రిజర్వాయర్ని ఎరుక ఎలా ఉండాలో, ఒక్క నీ ఇంటి నీటికి నీటిని అందించడానికే ఒక వ్యవస్థ అవసరమే. మరి ప్రపంచానికి నీరు నిప్పు వెలుగు గాలి ఇవ్వడానికి అంత వ్యవస్థ ఉంటుందో ఆలోచించండి. కనుక కనబడుతున్న ప్రాపంచిక వ్యవస్థ బట్టి దీన్ని నిర్వహిస్తున్నవాడు కూడా ఉన్నాడు ఎరుకుండద్దు. ఒకవేళ అది లేకపోతే వాడిని మూర్ఖుడు అంటారు. కనుక నాస్తికుడి కంటే మూర్ఖుడు లేడు. ఇంకా వాళ్ళకొక సమాజము, వాళ్ళకొక విజ్ఞాన వేదిక, వాళ్ళ ఆస్తికత్వం మీద దెబ్బలాట, ఇదంతా చూస్తుంటే వెర్రి కుదిరింది రోకలు తలకు చుట్టూ అన్నట్టు ఎవడో అలా ఉంటుందండి. నాస్తికత్వం విజ్ఞానం ఎలా అవుతుందండి? దానికి మించిన అజ్ఞానం మరొకట్లేదు. ఇది తెలుసుకోండి, ఇక్కడ ఇది గ్రహించవలసినది. తర్వాత విషయం అది. అదేవిధంగా విషయములు చాలా చాలా చెప్తూ దంభో ధర్మధ్వజోచ్ఛ్రయ. డాంబికం అంటే ఏమిటి అంటే ధర్మం చేయడు కానీ ధర్మం చేస్తున్నానని చెప్పుకునేవాడు డాంబికుడు అన్నాడు ఇక్కడ. అందుకే కీర్తి కొరకు ధర్మమాచరించువాడు డాంబికుడు అన్నారు ఇక్కడ. అందుకే ఎంత చేసి అంత గుర్తింపు కోరుకునే వాళ్ళందరినీ దీనికి ఎందుకు తీసుకురావాలి అన్నాడు ఇక్కడ. పైగా అక్షయమైన నరకం ఎవరికి వస్తుంది అన్నాడు. అక్షయమైన నరకం, అక్షయం అంటే ఆ నరకం నుంచి మరి బయటపడట. అది ఎవరికి లభిస్తుంది అంటే ఒక మహాత్ముని ఇంటికి పిలిచి అతడికి ఏది ఇవ్వకుండా పంపితే అక్షయ నరకం వస్తుంది అన్నాడు ఇక్కడ. ఇది ఒకటి. రెండవది, వేదేషు ధర్మశాస్త్రేషు మిథ్యాయోవై ద్విజాతిషు దేవేషు పితృధర్మేషు సోక్షయం నరకం వ్రజేత్. ఇది తెలుసుకోండి ఇక్కడ. వేదములు, ధర్మశాస్త్రాలు, వేదవేత్తలు, దేవతలు, పితృధర్మములు ఇవి అసత్యములుని ఎవడంటాడో వాడు అక్షయ నరకాలు పొందుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక అక్షయ నరకాల్లో పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలో దీన్ని బట్టి చూపిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా అక్షయ నరకాలు పొందే వాళ్ళకి మూడు శ్లోకాలు చెప్పాడు, ఇప్పుడు రెండు అయిపోయాయి. మూడవ శ్లోకంలో విద్యమానే ధనే లోభా దానభోగ వివర్జిత. ఎవడికి ధనం ఉండి కూడా దానము చెయ్యక భోగము చెయ్యక ఉంచుతాడో వాడు కూడా శాశ్వతమైన నరకాన్ని పొందుతాడు సుమా అన్నారు ఇక్కడ. అదేవిధంగా తర్వాత మాటలు, బ్రాహ్మణత్వము కులము వల్ల వస్తుందా, శాస్త్రాధ్యయనం వల్ల వస్తుందా? ఇప్పుడు నక్షప్రష్టికి ఎందుకు అనుబంధం ఇచ్చుకున్నామో చెప్పుకోవాలి. అంటే భారతకారుడు ఒక చోట ఒక మాట, ఇంకో చోట ఇంకో మాట అనడండి. ఎంత చక్కగా చెప్తున్నాడంటే దేనివల్ల బ్రాహ్మణత్వం చెప్పబడుతున్నది అంటే అధ్యయనం వల్ల కానీ కులము వల్ల కానీ అది తెలియబడదు. వృత్తమేవ న సంశయ శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో నచ శృతం కారణం హి ద్విజత్వేచ వృత్తమేవ న సంశయ. వేదాలు అధ్యయనం చేసినప్పటికీ, వేదాది శాస్త్రజ్ఞానం కలిగినప్పటికీ, కులములో పుట్టినప్పటికీ వాడు సంపూర్ణ బ్రాహ్మణుడు అనిపించుకోడయ్యా. వృత్తం, వృత్తము చేతనే అంటే ప్రవర్తన చేత తాను చదివినటువంటి జ్ఞానాన్ని తన ప్రవర్తనలో చూపించగలిగినప్పుడు వృత్తము ద్వారా బ్రాహ్మణత్వాన్ని పరిరక్షించుకోవాలి, దాని ద్వారా ప్రకటించాలి అని చెప్తూ, ఎప్పుడూ ప్రియంగా మాట్లాడేవాడికి ఏం దొరుకుతుంది, ఆలోచించి పనిచేసేవాడికి ఏం దొరుకుతుంది, ఎక్కువ మంది మిత్రులున్నవారికి ఏం దొరుకుతుంది, ధర్మమునందు ప్రీతి ఉన్నవారికి ఏం దొరుకుతుంది? ఈ ప్రశ్నలు మీరు జాగ్రత్తగా వింటూ కథను మర్చిపోతున్నారా? అంటే కథ గుర్తుపెట్టుకుంటూ సరిగ్గా వినడం లేదా? చాలా ఇబ్బందే. ఇది నిజంగా చెప్పాలి అంటే ధర్మరాజు జీవన సరళి అంతా ఈ ప్రశ్నల్లో ఉందండి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఇది నా ఆలోచన, ఇది నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ధర్మరాజు జీవన సిద్ధాంతం, ధర్మరాజు జీవన విధానం అంతా ఇందులో కనబడుతుందండి. అది ఎంత అద్భుతంగా, ఎంత ఇంత చెప్పాలి అంటే ఎంత లోతు ఉండాలి మహానుభావుడికి, ఎంత స్పష్టత ఉండాలి. క్లారిటీ అండ్ డెప్త్, ఆ రెండు ఉన్నాయి మహానుభావుడికి జ్ఞాన విషయంలో. ప్రియవచనవాది ప్రియోభవతి, ప్రియంగా మాట్లాడేవాడికి అందరూ ప్రియులవుతారు. ఇది కూడా తెలుసుకోవాలి. అంటే కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే ప్రియంగా మాట్లాడాలండి. కొందరు ఉంటూ ఉంటారు మంచి పని చేస్తున్నాన్ని ఎవడు పెడితే వాడిని కసురుకుంటూ దుమదుమలు ఆడుతుంటే వాడి దగ్గరికి ఎవడు వెళ్ళండి. అందుకు ప్రియంగా మాట్లాడడం అనేది గొప్ప కళ. అది ప్రియంగా మాట్లాడే వాళ్ళకి అందరూ ప్రియమే అవుతారు. అదొకటే మాట. అంతేకాదు ఆలోచించి పనిచేసేవాడికి ఏం లభిస్తుంది, జయం లభిస్తుంది. అంతే. ఇంకో ప్రశ్న, ఎక్కువ మంది మిత్రులున్నవారు ఎలా ఉంటారు, సుఖంగా ఉంటారు అన్నాడు. మిత్రబలం అంత ముఖ్యము అన్నాడు ఇక్కడ. ధర్మంపై ప్రీతి పొందేవాడికి ఏది లభిస్తుంది, సద్గతి లభిస్తుంది. ఒకటే మాట, ధర్మం వల్ల వచ్చేది సద్గతి. తర్వాత ప్రశ్న వేస్తున్నాడు, ఎవడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, సృష్టిలో అన్నిటికంటే ఆశ్చర్యమేమిటి, మానవులు ఏ మార్గంలో వెళ్ళాలి? మూడు ప్రశ్నలండి. ఇది కూడా తెలుసుకోవాల్సిన గొప్ప ప్రశ్నలు. మొట్టమొదటి ఏంటి, ఎవడెప్పుడు ఆనందంగా ఉంటాడు? దీనికి ఒకటే మాట చెప్పారు, లభించినప్పుడు అనుభవిస్తూ లభించనప్పుడు కూడా బాధపడకుండా ఉంటే. ఇక్కడ ఒక మాట చెప్పాయంటే, 5-6 రోజులకు ఒకసారి కూర తినేవాడు అని సమాధానం. నిజానికి 5-6 రోజులకు ఒకసారి కూర తినేవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అని చెప్పాడు. 5-6 రోజులకు ఒకసారి కూర అంటే అర్థం ఏంటి? రోజు కూరలు అన్నిటితో భోజనం చేసే అవకాశం దొరకకపోవచ్చు. ఏదో కడుపు నింపుకోవడానికి ఈ మాత్రం తిన్నాం. ఎప్పుడో వారానికి ఒక రోజు ఒక కూర ఏదో లభిస్తే దాంతో తిన్నాం. అంటే అర్థం ఏంటి? ఎదురుచ్ఛాలాభ సంతుష్టి, తన శ్రమతో తన ధర్మంతో ఎంత సంపాదించగలడో దానితో ఎవడు తృప్తి చెందుతున్నాడో వాడు సుఖంగా ఉంటాడు. ఈ మాట నిజంగా ఆలోచించండి. దీనితో సుఖపడలేక ఇంకా ఏదో సంపాదించుకోవాలని జీవితంలో అశాంతికి ప్రతివాడు గురవుతున్నాడు. ఆలోచించండి, ఇక్కడ నిజంగా ఇలాగే అనుకుంటే వాడు నిజంగా సంతృప్తిగా ఉంటాడు. వాడి కాలం సాధనకి వాటికి వినియోగింపబడుతుంది. కానీ ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతో వెళుపుతున్నారు. కానీ ఎవడు ఎదుర్చాలాభ సంతృప్తితో ఉంటాడో వాడు మాత్రమే ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది చాలా గొప్ప అంశం, ఇక్కడ ప్రస్తావన చేశారు. అదేవిధంగా ఆశ్చర్యం అంటే ఏమిటి అన్నాడు. ఇది గొప్ప మాట అండి. అహన్యహని భూతాని గచ్చంతి ఇహ యమాలయం శేషాహ స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమితపరం. అద్భుతమైన సమాధానం చెప్పాడు ఒక ఆయన 99 ఏళ్ళు అండి. అదృష్టవశాత్తు సుగరు ఇలాంటివి ఏం లేవు కనుక ఆరోగ్యంగా ఉన్నాడు. పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు ఆయన, అక్కడ నిలబడ్డాడు బిల్డింగ్ పర్యవేక్షణ. ఆ పక్క నుంచి ఒక ఆయన శవం వెళుతుందట, ఎవడరా పోయాడు అని. మన వీధిలో ఆయనేనండి. ఎంత వయసు ఉంటుంది ఏమిటి? 70 ఏళ్ళు, పాపం పెద్దవాడు కానీ అన్నట్ట. మరి వీడు ఇల్లు కడుతున్నారంటే వచ్చే ఏడాది గృహప్రవేశం అండి అని చెప్తున్నాడు. ఎంత గ్యారంటీ అండి ఇక్కడ. కనుక తన కళ్ళ ముందే ఒకడు పోతూ ఉన్నా చూస్తూనే ఉన్నాం. అహన్యహని భూత అని గచ్చంతి ఇక యమాలయం. ప్రతిరోజు మన కళ్ళ ముందే ఒక్కొక్కరు పోతూ ఉన్నారే. పోతున్న వాళ్ళని చూసి ఏడ్చేవాళ్ళు వాళ్ళు మిగిలిపోతాం అనుకుంటూ ఉంటారు. ఇంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉందా అన్నాడు ఇక్కడ. కిమాశ్చర్యం ఇతపరం. పైగా వెళ్ళవలసిన మార్గం ఏమిటి చెప్పు. దీన్ని నిజంగా ఆలోచించాలండి. ఇక్కడ ఆలోచించకపోయినా ఇంటికి వెళ్ళైనా ఆలోచించండి. ఎంత గట్టిగా నొక్కి నొక్కి చెప్తున్నాడని జాలిపడైనా ఆలోచించండి. ఎందుకంటే ఎంత విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడంటే ఇక్కడ మొత్తం తీసుకుంటే మన బ్రతుకంతా ఇందులో ఉన్నది. మనం పొందవలసిందేంటి? దేనివల్ల పొందుతాం? నువ్వు పొందవలసిన పరబ్రహ్మము ఆదిత్యుడికి కూడా మూలమైనది అయ్యా, దాని నుంచి వస్తుందని ప్రారంభించాడు. అది పొందాలంటే నువ్వు జ్ఞానాన్ని ఈ గుణాలని అలవరుచుకో, దాని వృద్ధుల్ని సేవించు, ఇలా వెళ్ళు, సహనం తెచ్చుకో, మిత్రుల్ని పెంచుకో, ప్రియంగా మాట్లాడు, క్రోధం లేకుండా ఉండు, ఇవన్నీ మనం తెలుసుకున్న, దానం చేయి, తపస్సు చేయి, ఇవన్నీ వివరించాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఏ మార్గంలో వెళ్ళాలి ఈ ప్రశ్న వెయ్యాలే కానీ కన్ఫ్యూజన్ కావలసినంత. ఎందుకంటే తర్కాలు ఒకటి ఉంటాయండి, లాజిక్, లాజికల్ ఆర్గ్యుమెంట్. లాజిక్ చాలా గొప్పదే. ఒక్క మాట ఇక్కడ సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఎన్నో మతాలు ఉన్నాయి కానీ నువ్వు అసలు మరొకటి ఆలోచించకుండా నమ్ము, విశ్వసించుము, నీకు పరలోకము లభించును అని చెప్పే మతాలు చాలా ఉన్నాయి. కానీ అసలు విశ్వాసం కాదు, ఆలోచించు, తర్కించు అని తర్కానికి స్థానమిచ్చిన ఒకే ఒక్క మతం ప్రపంచంలో హిందూ మతం మాత్రమే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే తర్కశాస్త్రం చదివి తత్వశాస్త్రం చదివి ఒకే ఒక్క మతం హిందూ మతం. ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు, ఆలోచించడు పిచ్చివాడు కూడా ఆలోచిస్తాడు. కనుక ఆలోచనకు కూడా ఒక తర్కానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. తర్కానికి లిమిటేషన్స్, శాస్త్ర సమ్మతంగా ఆలోచించు, అది తెలుసుకో. కనుక శృతి మతస్తర్కోను సంధీయత, నిజమే. కానీ శాస్త్రం ప్రకారంగా ఆలోచించంటే కన్ఫ్యూజ్ చేయడానికి శాస్త్రాలు చాలండి. ఒక ఆయన అన్నాడు, ఏది చదవకముందు ఒక్క అజ్ఞానం ఉంది, చదవడంతో అజ్ఞానాలు పెరిగాయి అన్నాడు ఇక్కడ. కనుకనే ఏవైనా తెలుసుకుందామని పుస్తకాలు తిరగవిస్తే కన్ఫ్యూజన్ అంత ఇంత కాదు. కనుక తర్కో ప్రతిష్ట, గొప్ప మాట చెప్పాడు. తర్క మార్గంలో వెళ్ళాలంటే చాలా బాధాకరం. శృతయో విభిన్నా, పోనీ వేదములు శాస్త్రములు అంటే ఒక ధర్మశాస్త్రం చెప్పినట్టు మరొక ధర్మశాస్త్రం చెప్పదండి. ఒక ఆయన ఈ మధ్య పట్టుకుని పెద్ద గొడవ పెట్టాడు, అయ్యా మీరేమో శ్రాద్ధ వేళలో విభూతి పెట్టుకోవాలి అని రాశారు, విభూతి పెట్టకూడదంటాడు ఒకడు. కాదండి, విభూతి పెట్టకూడదని రాశారు, విభూతి పెట్టాలంటారు కదా అని. ఇది పెద్ద గొడవ అండి, ఆఖరికి మిగిలిపోయాయి. కానీ శ్రాద్ధమే పెట్టని వాళ్ళ గురించి ఏమంటారో ఆలోచిస్తుంది. దీపం కుడివైపు పెట్టాలి, ఎడమవైపు పెట్టాలి, గొడవలతోనే బతుకంతా అయిపోయింది. అసలు జ్ఞానజ్యోతి వెలిగించాలంటే ఎక్కడ వెలిగించాలని ఆలోచన లేదు. అది తెలిసింది ఇక్కడ విషయం. అలాగే వీటికి కాదని చెప్పడం కాదండి, వీటితోనే చివరి వరకు అయిపోతూ ఉంటే ఎక్కడికి తరిస్తాం? ఇవి భిన్న భిన్న పద్ధతులు ఉంటూ ఉంటాయి శాస్త్రంలో. ఇద్దరు డాక్టర్లు కూడా ఒకే పేషెంట్కి ఒకే రకమైన మందు రాయరని మనకు తెలిసినప్పుడు శాస్త్రాలు మాత్రం ఒకేలా చెప్తాయి. ఆ దేశకాల పరిస్థితులను అనుసరించి శాస్త్రములు కూడా భిన్న భిన్న భావాలు కనబడవచ్చు. భిన్నత్వం కనబడింది కదా, శాస్త్రాలను తీసిపారేయకు, అప్పుడేంటి నీకు అవకాశం? ఇది గొప్ప మాట చెప్తున్నాడు. అందుకే శృతయో విభిన్న ఋషిర్యస్య మతం ప్రమాణం నైకో ఋషి పోనీ ధర్మం చెప్పిన ఋషులు ఒకరా అంటే పుర్రుకో బుద్ధి, బుద్ధికో సిద్ధాంతం, సిద్ధాంతానికి ఎన్నో రాద్ధాంతాలు. ఇది మన జీవితం. కానీ ఋషులందరూ ఉన్నారు కదా. ఏమిటి అంటే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ధర్మస్య తత్వము రహస్యముగా చెప్పబడి ఉన్నది. మరి ఏది మార్గమయ్యా అంటే మహాజనో ఏన గత సపంథ. గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. అందుకే మా పుస్తకము మాత్రమే ప్రమాణము అన్నది హిందూ మతం. మహాత్ములు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో వెళ్ళు, అదే నీకు మార్గము అన్నారు ఇక్కడ. అంటే తరించిపోయిన వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో గమనించు, అది నీకు ప్రమాణం. అందుకే భారతీయ సంస్కృతులు గురువు అనేవారిని చూపిస్తారు ఇక్కడ. గురువు ఆ మహాత్ముడు, అతని శాస్త్రములన్నింటినీ తాను అవగాహన చేసుకుని తన జీవితాన్ని ఒక ప్రమాణంగా చూపిస్తాడు. ఆయన మనం ప్రమాణంగా తీసుకువెడతాం. కానీ మహాత్ములు వెళ్ళిన మార్గమే మనకి మార్గము అని చెప్తూ, వార్త అంటే ఏమిటి అని అడిగాడండి. వార్త అంటే ఏమిటి? న్యూస్ కదా. న్యూస్ వంటి చెప్పడం ఏమిటి? వార్తని శబ్దం ఎలా వచ్చింది తెలియాలి కదా. వార్తాసి దేవి అని చండీ సప్తశతలో అమ్మవారిని వార్త అని కీర్తించారు. అమ్మవారి వార్త అంటే, వార్త అంటే వర్తనము, ఇది తెలుసుకోవాల్సింది. వర్తనమే వార్త అంటే నడవడిక అని అర్థం. నడవడిక అంటే నడిచే తీరు. ఇప్పుడు న్యూస్ అనేదానికి సరిపోయింది. నడిచే తీరు ఏమిటది? లోకం నడిచే తీరు. కనుక లోకం నడిచే తీరేమిటి ఇది చెప్పుకోవాలండి. నిరంతరం జరుగుతున్నదేమిటి? నిరంతరం జరుగుతున్నదేమిటి? ఇదే, అదే వార్త. ఇప్పుడు సరిపోయింది కదా వార్త అని మరవాలి. న్యూస్ కిందకు పెట్టారు. నిరంతరం ఏం జరుగుతోంది ప్రపంచంలో? ఒక్క మాట చెప్పన్నారు. చెప్పమంటే ఆఖరి ప్రశ్నకు ముందు ప్రశ్న అండి ఇది. అస్మిన్ మహామోహమయే కటాహే సూర్యాగ్నినా రాత్రి దివేంధనేనా మాసర్తు దర్వీ పరిఘట్టనేన భూతాని కాల పచతీతి వార్త. గొప్ప మాట చెప్పాడు. ఇందులో విషయం ఏంటంటే సాధన సాధన చేస్తున్నావు నిజమే. ఎంతకాలం ఎప్పుడు ప్రారంభించాలి అంటే నీ కళ్ళ ముందే అందరూ పోతూ ఉన్నారు. ఇంకా ఆలోచించవా, తొందరగా ప్రారంభించు. అది ఆ ప్రశ్నకు సమాధానంలో ఉన్నటువంటి అర్థం. ఆ తర్వాత విషయంలో ఏ మార్గం వెళ్ళాలి? పెద్దవాళ్ళు వెళ్ళిన మార్గంలో వెళ్ళు అది చెప్పాడు. ఇప్పుడు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. ఏది సత్యం అనుకుంటున్నావు? అసలు ఏం జరుగుతుందో చూడు. ఈ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచంలో జరుగుతుందంతా ఒక్కటే. ఈ ప్రపంచం ఒక పెద్ద మూకుడు. ఒక ప్రాంతంలో మూకుడు అంటారు, ఒక ప్రాంతంలో బాణలి అంటారు. ఏదైనా అందరికి అర్థమైంది కదా, సంతోషం. ఒక పెద్ద బాణ. ఏది ప్రపంచం పెద్ద బాణట. ఇందులో ఒక ఆయిల్ పోసేటండి. ఏమిటా ఆయిల్ అంటే బాణలో అంటే మనం గారెలు వేయించేటప్పుడు ఎలాగైతే బాణ పెడతామో అది, దానిలో ఒక నూనె ఉందిట. ఏమిటా నూనె అంటే మోహమయే, మోహం అనేటువంటి నూనె వేసేట. వేసి కింద నిప్పు పెట్టాలిగా. సూర్యాగ్నిన సూర్యుడు నిప్పుట అంటే అర్థం కాలం కదులుతూ ఉంటుంది కదా. కానీ ప్రపంచంలో ఈ మోహం అనేటటువంటి నూనె పోసి కింద సూర్యుడనే అగ్నిని పెట్టి తర్వాత విషయం ఏమిటయ్యా అంటే రేపబళ్ళు ఇంధనం. అంటే సూర్యుడనే అగ్ని రావాలంటే రాత్రి పగలునే కర్రలు పెట్టారట ఇక్కడ. దాని నుంచి సూర్యుడనే అగ్ని వచ్చింది ఇక్కడ. అంటే సూర్య గమనం నుంచి మనం పగలు రాత్రి లెక్కిస్తున్నాం, పగలు రాత్రి బట్టి కాలం లెక్కిస్తున్నాం, అది చెప్తున్నారు ఇక్కడ. అయితే తిప్పే గరిట ఏమిటయ్యా అంటే మాసములు ఋతువులు అనేటటువంటి గరిట తిప్పుతూ. ఇప్పుడు ఎన్ని మాసాలయ్యా, ఎన్ని ఋతువులయ్యా, ఎంత జీవితం గడిచింది. మాసత్తు దర్వీ పరిఘట్టనేనా వీటితో ప్రాణులని కాలుడు వండుతూ ఉన్నాడు అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట ఇక్కడ. కనుక మనందరం గారెల్లో వేగుతున్నట్టు. అదేంలో ప్రపంచంలో ఇందులో సందేహం లేదు. ఒక్కడేనా హాయిగా ఉన్నాను అన్నాడా అన్నాడు. ఎవడైతే ఈ ప్రపంచం అనే బాణం నుంచి బయటపడతాడో వాడొక్కడే హాయిగా ఉంటానంటాడు. అంతవరకు వేగాల్సిందే. ఎంతవరకు వేచాలి అనేది వేయించే ఆవిడికి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది. అందుకే కాలుడు అనండి, కాళి అనండి, వీడు పక్వం అయ్యాడో లేదో చూస్తుంది. వేయించుతున్న గారెలు ఎప్పుడు బయటపడతారండి? వేగాక. అంత చెప్ప సమాధానం ఏముంది? దాని టైం ఏముందండి? టైం ఏమి లేదు. వేగితే చాలు. వేగకపోతే గంటున్నా సరే ఇంకా వేగిస్తారు. 2 నిమిషాల్లో వేగితే బయటపెట్టేస్తారు. అందుకే ప్రపంచమనే మోహమయమైన కటాహంలో బంధింపబడిన వారు కాలానుగుణంగా వేగించబడతారు. పక్కులేని జీవులు ముక్తి పొందుతూ ఉంటారు అన్నాడు ఇక్కడ. మొత్తం తెలిసిపోయింది ఒకటే మాట అయిపోయింది. చాలా బాగుందయ్యా, నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. నేను చివరిగా అడుగుతున్నటువంటి విశేషం ఏంటంటే, సృష్టిలో ఎవడి కీర్తి వ్యాపిస్తుంది, ఎవడు సుఖమైన నరుడు, ఎవడు ఉత్తమ పురుషుడు అన్నారు ఇక్కడ. ఎవడు గురించి భూమి యందు ఆకాశమునందు కూడా చెప్పుకుంటారో వాడు ఉత్తమ పురుషుడు అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎవడు ధర్మబద్ధంగా జీవిస్తాడో వాడిని భూమిలో వాళ్ళు ప్రశంసించడమే కాదు, దేవతలు కూడా ప్రశంసిస్తారు వాడి జీవితం. గొప్ప ధనవంతుడు ఎవరయ్యా అంటే సుఖదుఃఖాలు, లాభ నష్టాలు, భూత భవిష్యత్తులు, ఈ కాలంలో మార్పులు, ఈ మార్పులు వేటికి చలించకుండా ఎవడుంటాడో వాడే గొప్ప ధనికుడు, వాడే గొప్ప సంపన్నుడు. అంటే మనం ఈ జీవితంలో సాధించవలసిన ద్వంద్వాతీత స్థితి, అదే ద్వంద్వాతీతో విమత్సర అయిపోయిందండి ఇక్కడ. మొత్తం మొదటి నుంచి చివరి వరకు మీరు పట్టుకుంటే ఇదంతా బ్రహ్మ విద్య ఉన్నా కదా. ఎంత క్లుప్తంగా పూర్తి చేద్దామన్నా సంపూర్ణంగా చెప్పానని అనిపిస్తున్నది కదా. అలా అనుకుంటే మీకు నాకు తృప్తి, మొత్తం పూర్తయింది. అంతా పూర్తయిన తర్వాత అద్భుతంగా చెప్పేవయ్యా, నువ్వు చెప్పినట్లు నేను జీవింపజేయాలి నీ తమ్ముళ్ళని. కానీ ఒక్కటి, నీ తమ్ముళ్ళల్లో ఒక్కడిని మాత్రమే జీవింపజేయడానికి అవకాశం ఉన్నది. నువ్వెవరిని జీవింపజేయమంటావో అడుగు అనగానే ఒక్కసారి చూసేట, అక్కడ పడిన వాళ్ళలో ఒక తమ్ముడిని చూశాడు. చూడ చామన ఛాయతో ఉన్నాడే అతడు, మహాబాహు నకులో యక్ష జీవత్, ఆ నకులుడు బ్రతకాలిగా అన్నాడు. భలే ఉందయ్యా నువ్వు, దేనికి ఇక్కడ అందరూ గొప్పవాళ్ళే, నీ తమ్ముళ్ళు కాదు కానీ నీకు తర్వాత కార్యక్రమానికి కావలసిన వాళ్ళల్లో అయితే భీముణ్ణైనా అడగాలి, లేదా అర్జునునైనా అడగాలి, నకులుని ఎందుకు అన్నావు అంటే గొప్ప మాట అంటున్నాడండి. ఇక్కడ ధర్మరాజు సమాధానం చెప్పే ముందు ఒక శ్లోకం చెప్తున్నాడు. ఈ శ్లోకం కాగితాల్లో కంటే హృదయంలో రాసుకుంటే చాలా బాగుంటుంది. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మం న త్యజామి మానో ధర్మో హతో వధీత్. ఈ శ్లోకంలో నమస్కరించి అంటున్నాడు, ధర్మం ఒక్కటి పోయిందా మనము పోయినట్టే, ధర్మం ఒక్కటి కాపాడబడిందా మనం రక్షింపబడినట్లే. అందుకు నేను ధర్మమును ఏనాడు తప్పను. తెలియక ఎప్పుడైనా ధర్మమును తప్పినట్లయితే ఆ ధర్మదేవతను క్షమించి అనుగ్రహించుగాక అన్నాడు ఇక్కడ అని సమాధానం చెప్తున్నాడు. ఏమిటంటే కుంతిపుత్రుల్లో ముగ్గురులో నేను బ్రతుకున్నాను, మాద్రిపుత్రుల్లో ఒక్కరైనా బ్రతుకుండాలి గనక ఉభే సపుత్రే శాతాం, మా ఇద్దరు తల్లులు పుత్రవంతులై సద్గతిని పొందాలి గనక నేను నకులుడు బ్రతకాలనన్నాను అంటే శభాష్, చాలా సంతోషం, మొత్తం నీ నలుగురు అన్నదమ్ముల్ని నేను బ్రతికిస్తున్నానయ్యా అన్నాడు ఇక్కడ. అయితే నువ్వు సామాన్యుడు కావు, నువ్వెవరు అంటే తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపించానండి, అద్భుతమైన తేజోమయ రూపంతో దర్శనమిస్తున్నాడు ఆయన. ఎవరువయ్యా నువ్వు అంటే, ఏను ధర్ముడ జువ్వే, నేను ధర్ముడను. ఈ ధర్ముడెవరు, ధర్మరాజా ధర్మదేవత? రెండో రోజు వచ్చిన వాళ్ళు నేను చెప్పక్కర్లేదు, ధర్మరాజే ధర్మదేవత, ఇందులో సందేహం లేదు. తనకి ప్రమాణం చూపిస్తున్నాడు, రాజకులేంద్ర నేను ధర్ముడను, నన్ను ధర్మదేవత అంటారు. నా స్వరూపాలు ఏమిటో చెప్తున్నాను విను అన్నాడు. ఇవిట ఆయన స్వరూపం, సత్యము శౌచము దానము తపస్సు శమము దమము యశస్సు భావశుద్ధి, ఇవి నా మూర్తులు అన్నాడు ఇక్కడ. ఇవి ధర్మం యొక్క మూర్తులు అని చెప్తూ, నువ్వు నా పుత్రుడు, నీలాగే నాంశత వచ్చిన వాడు విదురుడు, అందుకే వీళ్ళిద్దరూ ఎప్పుడు ధర్మాన్ని పట్టుకూర్చున్నట్టండి ఇక్కడ. పైగా ఈ ధర్ముడే ముందు బకమన్నాడు, తర్వాత యక్షుడు అన్నాడు. ఎందుకు బకమా యక్షుడా? మరి అబద్ధం ఆడాడుగా, అబద్ధం ఆడలేదు. బకం అక్కడ ఓ మాట అన్నాడు, నేను బకాన్ని, నేను నాచుని చేపల్ని తినేస్తాను, అందుకే వీళ్ళు ప్రేతవశులయ్యారు. ఎవరినైనా తినేసి ప్రేతవశుని చేయగలిగిన స్థితి ఎవరికి ఉంటుందండి? ఆ శక్తి ఎముడికి ఉంటుందిగా, ఇంకెవరికి ఉంటుంది? అది ఇందులో విషయం. పైగా కొంగ ఎలాగైతే ఆ చేపల్ని తింటుందో ఈ ప్రపంచంలో జీవులను కూడా ఆ విధంగా నేను లాగుతాను అని అప్పుడు సత్యమని చెప్పాడు. రెండవది యక్షుడను, యక్ష శబ్దం మన కేనోపనిషత్తులో భగవంతుడు కూడా తన పేరు యక్షుడనే చెప్పుకున్నాడు. యక్షస్వరూపాయ జటాధరాయ ఆ మాటకు వస్తాయి. యక్షుడు అంటే అందరి చేత పూజింపదగినవాడు, ఇది ఒకటి అర్థం. కానీ అది అబద్ధం కాదు, మూడవది అబద్ధం కాదు. ఇప్పుడు అడిగాడు నీకేం వరం కావాలి అని, మొదటి వరం అడిగాడు. ఇప్పటి వరకు అరణ్యవాసం అయిపోయింది, ఇదంతా ఒకెత్తయ్యా, రాబోయే అజ్ఞాతవాసం ఉందే పెద్దది. ఎందుకంటే మా ఉనికి తెలియకుండా జీవించడం అనేది చాలా కష్టం కదా, అది సరిగ్గా జరిగిపోవాలంతే. ఎందుకంటే మన ప్రయత్నాలు ఎన్నున్నా దైవానుకూలం లేకపోతే ఒక్కటి జరగదు, తెలుసుకోండి. ఎప్పుడైనా కూడా మనం ఈరోజు క్షేమంగా ఇంటికి వెళ్ళామంటే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకు వెళ్ళామని కాదు, ఇంకెవడో అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేసి మనం దెబ్బతీయకుండా ఉన్నాడు కనుక క్షేమంగా వెళ్ళాం. కానీ అన్నీ మన చేతుల్లో ఉంటాయా? అందుకు అనుకూలంగా జరగాలి.